కృష్ణయజుర్వేదే క్రమపాఠే ద్వితీయకాండే పంచమ ప్రశ్న ప్రారంభ. విశ్వరూపో వై విశ్వరూపరితి విశ్వారూప వై త్వాష్ట్ర త్వాష్ట్ర పురోహిత పురోహితో దేవానామం పురోహిత ఇది పురహరిత దేవానామాసీత్ ఆసీత్ సశ్రీయ సశ్రీయసురాణ అసురాణం తస్యత్రీణి శీర్షాణి శీర్షాణ్యాసన్ ఆసన్ సోమపానం సోమపానం సురాపానం సోమపానమితి సోమాపానం సురాపానమన్నాదనం సురాపానమితి సురాపానం అన్నాదనం సహ అన్నాదనమిత్యనాదనం స ప్రత్యక్షం ప్రత్యక్షం దేవేభ్య ప్రత్యక్షమితి ప్రత్యక్షం దేవేభ్యో భాగం భాగమవదత్ అవదత్ పరోక్షం పరోక్షమసురేభ్య పరోక్షమితి పరహక్షం అసురేభ్య సర్వస్మై సర్వస్మై వై వై ప్రత్యక్షం ప్రత్యక్షం భాగం ప్రత్యక్షమితి ప్రత్యక్షం భాగం వదంతి వదంతి యస్మై యస్మా ఏవ పరోక్షం పరోక్షం వదంతి పరోక్షమితి పరహక్షం వదంతి తస్య తస్య భాగ భాగ ఉదిత ఉదితస్తస్మాత్ తస్మాదింద్ర ఇంద్రోభేద్ అభిభేదీద్రం ఈదృంగ వై వై రాష్ట్రం రాష్ట్రం వి పర్యావర్తయతి పర్యావర్తయతీ పర్యావర్తయతీ పర్యావర్తయతి ఇది తస్య తస్య వజ్రం వజ్రమాదాయ ఆదాయ శీర్షాణి ఆదాయేత్యాదాయ శీర్షాణ్యచ్చినత్ అచ్చినద్యత్ యత్సోమపానం సోమపాదమాసీత్ సోమపానమితి సోమాపానం ఆసీత్ సహ స కపింజల కపింజలోభవత్ అభవద్యత్సురాపానం సురాపానం సహ సురాపానమితి సురాపానం సకలవింక కలవింకోయత్ యదన్నాదనం అన్నాదనకం సహ అన్నాదనమిత్రన్నాదనం సపిత్రి పిత్రిస్తస్య తస్యాంజలినా అంజలినా బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాముప బ్రహ్మహత్యామితి బ్రహ్మహత్యాం ఉపాగృహాత్ గృహాత్తాం తాగం సంవత్సరం సంవత్సరమవిభ సంవత్సరమితి సంవత్సరం అవిభస్తం తం భూతాని భూతాన్యభి అభ్యక్రోశన్ అక్రోశం బ్రహ్మహన్ బ్రహ్మహన్యి బ్రహ్మహన్యి బ్రహ్మహన్ ఇది సహ స పృథివీం పృథివీముప ఉపాసీదత్ అసీదసీ అస్సీ బ్రహ్మహత్యాదీ బ్రహ్మహత్యాదీ తృతీయం బ్రహ్మహత్యాజాది బ్రహ్మహత్యాదీ తృతీయం ప్రతి ప్రతిగృహాణ గృహాణేతి ఇది సా సాబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణే వణి ఖాతాత్ ఖాతాత్ పరాభవిష్యంతీ పరాభవిష్యంతీ మన్యే పరాభవిష్యంతీతి పరాభవిష్యంతీ మన్యే తతో మా మా పరా పరాభూవం భూవమితి ఇది పురా పురాదే హే సంవత్సరాత్ సంవత్సరాదపి సంవత్సరాది సంవత్సరాత్ అపి రోహాత్ రోహాది ఇత్యబ్రవీద్ అబ్రవీత్ తస్మాత్ తస్మాత్ పురా పురా సంవత్సరాత్ సంవత్సరాత్ పృథివ్యై సంవత్సరాది సంవత్సరాత్ పృథివ్యై ఖాతం ఖాతమపి అపి రోహతి రోహతి వారే వృతం వారే వృతగృంహి వారే వృతమితి వారే వృతం హ్యస్యై అస్యై తృతీయం తృతీయం బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై ప్రతి బ్రహ్మహత్యాయాది బ్రహ్మహత్యాయై ప్రత్యగృహాత్ గృహాత్ తత్స్వృతం స్వృతమిరిణం స్వృతమితి స్వాగ్రహం ఇరిణమభవత్ అభవత్తస్మాత్ తస్మాదాహితాగ్ని ఆహితాగ్ని శ్రద్ధాదేవ ఆహితాగ్నిరిత్యాహితాగ్ని శ్రద్ధాదేవ స్వృతే శ్రద్ధాదేవైతి శ్రద్ధాదేవ స్వృత ఇరిణే స్వృత ఇది స్వాగృతే ఇరిణేన నావ అవస్యేత్ సేద్బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయాది బ్రహ్మహత్యాయై హ్యేషవర్ణ వర్ణస్థ స వనస్పతీన్ వనస్పతీనుప ఉపాసీదత్ అసీదత్యై అస్యై బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై తృతీయం బ్రహ్మహత్యాయాది బ్రహ్మహత్యాయై తృతీయం ప్రతి ప్రతిగృహీత గృహీతేది ఇది తే బ్రువన్ అబ్రువన్వరం వరం వృణామహై వృణామహై వృక్ణాత్ వృక్ణాత్ పరాభవిష్యంత పరాభవిష్యంతో మన్యామహే పరాభవిష్యంత ఇది పరాభవిష్యంత మన్యామహే తత తో మా మా పరా భూమ భూమేతి ఇవృశ్చనాద్వృశ్చనాద్వృశ్చనాద్వృశ్చనాద్ ఓ భూయాగుంస భూయాగుంసవత్ ఉత్తిష్టాన్ తిష్టామితి ఇత్యబ్రవీత్ అబ్రవీత్ తస్మాద్ తస్మాద్వృశ్చనాద్ ఆవృశ్చనాం వృక్షాణాం ఆవృశ్చనాదిత్యాశ్చనాద్ వృక్షాణాం భూయాగుంస భూయాగుంసవత్ ఉత్తిష్టంతి తిష్టంతి వారే వృతం వారే వృతగం హి వారే వృతమితి వారే వృతం ఏషాం ఏషాం తృతీయం తృతీయం బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై ప్రతి బ్రహ్మహత్యాయ బ్రహ్మహత్యాయై ప్రత్యగృహన్ గృహ్ణాన్ సహ స నిర్యాస నిర్యాసోభవత్ నిర్యాస నిర్యాస అభవత్తస్మాత్ తస్మాన్నిర్యాస నిర్యాస నిర్యాసేతి నిర్యాస నాశ్యం ఆశ్యం బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయ బ్రహ్మహత్యాయై హ్యేష వర్ణ వర్ణోథో అథో ఖలు అథో ఇథో ఖలు యోహిత లోహితో యో వాశ్చనాద్ ఆవృశ్చనాషి ఆవృశ్చనాదిత్యాశ్చనాద్ నిర్యేషతిరేషతీతిషి తాశ్యం ఆశ్యం కామం కామమన్యస్య అన్యస్య సహ తస్త్రీషకం సాదం స్త్రీషకం సాదముప స్త్రీషకం సాదమితి స్త్రీషకం సాదం ఉపాసీదత్ అసీదత్యై అస్యై బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై తృతీయం బ్రహ్మహత్యాయాది బ్రహ్మహత్యాయై తృతీయం ప్రతి ప్రతిగృహీత గృహీతేతి ఇది తాః తా బ్రువన్ అబ్రువన్ వరం వరం వృణామహై వృణామహాపృథ్వ్యాత్ప్రజాం ప్రజాం విందామహై ప్రజామిది ప్రజాం విందామహై కామం కామమా ఆ విజనితో విజనితో సమ్ విజనితోరితి విజనితో సంభవామ భవామేతి ఇది తస్మాద్ తస్మాదృత్యాద్ ప్రత్యాత్ స్త్రియ స్త్రియ ప్రజాం ప్రజాం విందందే ప్రజామిది ప్రజాం విందందే కామం కామమా ఆ విజనితో విజనితో సమ్ విజనితోరితి విజనితో సంభవంది భవంది వారే వృతం వారే వృతం హి వారే వృతమిది వారే వృతం ఆసాం ఆసాం తృతీయం తృతీయం బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై ప్రతి బ్రహ్మహత్యాయాది బ్రహ్మహత్యాయై ప్రత్యగృహన్ అగృహన్ సా సా మలవద్వాసా మలవద్వాసా అభవత్ మలవద్వాసా ఇది మలవత్ వాసా అభవత్తస్మాత్ తస్మాన్ మలవద్వాససా మలవద్వాససా న మలవద్వాససేది మలవత్ వాససా నహం సంవదేత వదేత నహ సహాసీత ఆసీతన నాస్యాహ అస్యాన్నం అన్నమద్యాత్ అద్యాద్బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయాది బ్రహ్మహత్యాయై హ్యేషా ఏషా వర్ణం వర్ణం ప్రతిముచ్య ప్రతిముచ్యాసే ప్రతిముచ్యేది ప్రతిముచ్య ఆస్తేసో అథో ఖలు అథోసో ఖల్వాహో ఆహురభ్యంజనం అభ్యంజనం వావ అభ్యంజనమిభ్యంజనం వావ స్త్రియా స్త్రియా అన్నమం అన్నమభ్యంజనం అభ్యంజనమేవ అభ్యంజనమిత్యభి అంజనం ఏవన న ప్రతిగృహ్యం ప్రతిగృహ్యం కామం ప్రతిగృహ్యమిది ప్రతిగృహ్యం కామమన్యత్ అన్యదితి ఇది యాం మలవద్వాససం మలవద్వాససం సంభవంతి మలవద్వాససమితి మలవత్ వాససం సంభవంతి యః సంభవంతీతి సంభవంతి యస్తత తతో జాయతే జాయతే సహ సోభిషస్త అభిషస్తో యాం అభిషస్త ఇత్యభిషస్త యామరణ్యే అరణ్యే తస్యై తస్యై స్తేన స్తేనో యాం యాం పరాచీం పరాచీం తస్యై తస్యై హ్రీతముఖీ హ్రీతముఖ్యపగల్భ హ్రీతముఖీతి హ్రీతముఖై అపగల్భో యా అపగల్భ ఇత్యపగల్భ యాస్మాది స్నాది తస్యాహ తస్యా అప్సు అప్సు మారుక అప్సుపురసు మారుకో యాభ్యంతే అభ్యంతే తస్యై అభ్యంత ఇత్యభి అంతే తస్యై దుశ్చర్మా దుశ్చర్మా దుశ్చర్మేతి దుఃర్చర్మా యా ప్రలిఖతే ప్రలిఖతే తస్యై ప్రలిఖత ఇది ప్రలిఖతే తస్యై ఖలతి ఖలతిరపమారీ అపమారీ యా అపమారీత్యపమారీ యాంతే ఆంతే తస్యై ఆంతరిత్యా అంతే తస్యై కాణ కాణో యా గతో ధావతే ధావతే తస్యై తస్యై శ్యావదన్ శ్యావదన్యా శ్యావదన్నిది శ్యావదన్ యా నఖాని నఖాని నిగృంతతే నిగృంతతే తస్యై నిగృంతతది నిగృంతతే తస్యై కృనకీ కృనకీ యా కృణక్తి కృణక్తి తస్యై తస్యై క్లీవ క్లీవో యా రజ్జుం రజ్జుం సృజతి సృజతి తస్యాహ తస్యాద్బంధుక ఉద్బంధుకో ఉద్బంధుక ఇత్యుద్బంధుక యా పర్ణేన పర్ణేన పిబతి పిబతి తస్యాహ తస్యా ఉన్మాదుక ఉన్మాదుకో ఉన్మాదుక ఇత్యుద్మాదుక యా ఖర్వేణ ఖర్వేణ పిబతి పిబతి తస్యై తస్యై ఖర్వ ఖర్వస్తిస్ర తిస్రో రాత్రీ రాత్రీర్వ్రతం వ్రతం చరేద్ చరేదంజలినా అంజలినా వా పిబేత్ పిబేత ఖర్వేణ అఖర్వేణ వా పాత్రేణ పాత్రేణ ప్రజాయై ప్రజాయై గోపీఠాయ ప్రజాజాది ప్రజాయై గోపీఠాయేతి గోపీఠాయ రష్టా హతపుత్ర హతపుత్రోవీంద్రం హతపుత్ర ఇది హతపుత్ర వీంద్రమం సోమం వీంద్రమితి వీంద్రం సోమమా ఆహరత్ అహరత్తస్మిన్ తస్మిన్నింద్ర ఇంద్ర ఉపహవం ఉపహవమైచ్చత ఉపహవమిత్యుపాహవం ఐచ్చత తమ్ అన్న నోప ఉపాహ్వేత అహ్వేతపుత్రం పుత్రం మే మేవృహి అవృహీరి సహ సయజ్ఞవేషసం యజ్ఞవేషసం కృత్వాజ్ఞవేషసమితి యజ్ఞావేషసం కృత్వా ప్రాసహ ప్రాసహ సోమం ప్రాసహేతి ప్రాసహ సోమమవివత్ అవివర్తస్య తస్యేత్ యదత్యశిష్యత అత్యశిష్యత తత్ అత్యశిష్యతేత్యది అశిష్యత తత్ష్టా త్వష్టాహవనీయం ఆహవనీయముప ఆహవనీయమిత్యాహవనీయం ఉప ప్రావర్తయత్ అవర్తయత్ స్వాహ స్వాహేంద్రశత్రు ఇంద్రశత్రుర్ధస్వ ఇంద్రశత్రుర్ధీంద్రశత్రు వర్ధస్వేతి యదవర్తయత్ అవర్తయత్తత్ తద్వృత్రస్య వృత్రస్య వృత్రత్వం వృత్రత్వం యత్ వృత్రత్వమిది వృత్రత్వం యదబ్రవీత్ అబ్రవీత్ స్వాహ స్వాహేంద్రశత్రు ఇంద్రశత్రుర్వర్ధస్వ ఇంద్రశత్రుర్ధీంద్రశత్రు వర్ధస్వేతి ఇది తస్మాత్ తస్మాదస్య అస్యేంద్ర ఇంద్రశత్రు శత్రురభవత్ అభవత్స సంభవన్ సంభవన్ అగ్నిశోమో సంభవన్నితి సంభవన్ అగ్నిశోమాభి అగ్నిశోమాభిజ్ఞేసోమో అభిసం తమభవత్ అభవత్స సషుమాత్రమిషుమాత్రం ఇషుమాత్రమిషుమాత్రం విశ్వన్ ఇషుమాత్రమిషుమాత్రమిషుమాత్రం విశ్వంగవర్ధత అవర్ధత సహ స ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకానవృణోత్ అవృణోద్యుత్ యమాన్ ఇమాన్ లోకాన్ లోకానవృణోత్ అవృణోత్తత్ తద్వృత్రస్య వృత్రస్య వృత్రత్వం వృత్రత్వం తస్మాత్ వృత్రత్వమిది వృత్రత్వం తస్మాదింద్ర ఇంద్రో బిభేద్ అబిభేత్ సహ స ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమిది ప్రజాపతి ఉపాధావత్ అధావచ్చత్రు శత్రుర్మే మేధుని అజనీతి ఇది తస్మై తస్మై వజ్రం వజ్రకం సిక్వా సిక్వా ప్రాయచ్చద్ అయచ్చదేతేన ఏతేన జిహి జహీతి ఇది తేన తేనాభి అభ్యాయత ఆయతతౌ తావబ్రూతా అబ్రూతామగ్నేశోమౌ అగ్నేశోమౌ మా అగ్నేశోమావిత్యగ్నేశోమౌ మా ప్రాహ హారావం ఆవమంతః అంతస్వ స్వీతి మమ మమ వై వై యువం యువగ్రస్థ స్థ్రవీత్ అబ్రవీన్మా మామభి అభ్యా ఏకం ఇతమితి తౌ భాగేయం భాగభేదమైేతాం భాగభేదమి భాగేయం ఐచ్చేతాం తాభ్యాం తాభ్యామేతం ఏదమగ్నిశోమీయం అగ్నిశోమీయమేకాదశకపాలం అగ్నిశోమీయమిగ్నిశోమీయం ఏకాదశకపాలం పూర్ణమాసే ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం పూర్ణమాసే ప్ర పూర్ణమాసేది పూర్ణమాసే ప్రాయచ్చత్ అయచ్చత్తౌ తావబ్రూతాం అబ్రూతామభి అభిసందష్టౌ సందష్టౌ వై సందష్టావిసందష్టౌ వై స్వః స్వో న శక్నవ శక్నవ ఐతుమ్ ఐతుమితి ఐతుమిత్యాయేతుమ్ సహ స ఇంద్ర ఇంద్ర ఆత్మనః ఆత్మన శీతరూరౌ శీతరూరావజనయత్ శీతరూరావితి శీతారూరౌ అజనయత్త తచ్చీతరూరయోః శీతరూరయోర్జన్మ శీతరూరయోరితి శీతారూరయోః జన్మయః య ఏవం ఏకం శీతరూరయో శీతరూరయోర్జన్మ శీతరూరయోరతి శీతారూరయో జన్మ వేద వేదన నైనం ఏకం శీతరూరౌ శీతరూరౌ హత శీతరూరారతి శీతారూరౌ హతస్తాభ్యాం తాభ్యామేనం ఏనమే అభ్యనయత్ అనయత్తస్మాజ్జభ్యమానాద్యమానాద్నేశోమో అగ్నిశోమౌని అగ్నిశోమావిత్యగ్నేశోమో నిరక్రామతాం అక్రామతాం ప్రాణాపానౌ ప్రాణాపానౌ వై ప్రాణాపానావిరి ప్రాణాపానౌ వా ఏనం ఏనం తత్ తదజహితాం అజహితాం ప్రాణ ప్రాణో వై ప్రాణైరి ప్రాణ వై దక్ష దక్షోపాన అపాన కృతు అపానైత్యపాన కృతస్తస్మాజ్జభ్యమాన జంజభ్యమానో బ్రూయాద్ భూయాన్మయి మయి దక్షక్రతో దక్షక్రతో దక్షక్రతో దక్షాక్రతో ఇది ప్రాణాపానౌ ప్రాణాపానావేవ ప్రాణాపానావిది ప్రాణాపానౌ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే సర్వం సర్వమాయు ఆయురేపి ఏది సహ సదేవత ఆహ దేవతా వృత్రాద్ వృత్రాన్ విరుహూయ విరుహూయ వార్త్రఘ్నం విరుహూయేతి నిహూయ వార్త్రఘ్నగం హవి వార్త్రఘ్నమిది వార్త్రాఘ్నం హవి పూర్ణమాసే పూర్ణమాసేని పూర్ణమాసరి పూర్ణామాసే నిరవపత్ అవపద్ఘంది ఘంది వై వా ఏనం ఏనం పూర్ణమాసే పూర్ణమాస పూర్ణమాసరి పూర్ణామాసే ఆమావాస్యాయంతి అమావాస్యామావాస్యాయంతి తస్మాద్వార్త్రఘ్ని వార్త్రఘ్ని పూర్ణమాసే వార్త్రఘ్ని వార్త్రాఘ్ని పూర్ణమాసేను పూర్ణమాసరి పూర్ణామాసే అనోచ్యే ఉచ్యే బృహన్వతి ఉచ్యే బృహన్వతి అమావాస్యాం బృహన్వతి బృహన్వతి అమావాస్యాం తత్ అమావాస్యామావాస్యాం తత్సర్గస్థాప్య సర్గస్థాప్య వార్త్రఘ్నం సర్గస్థాప్యే సంస్థాప్య వార్త్రఘ్నగం హవి వార్త్రఘ్నమిది వార్త్రాఘ్నం అవిర్వజ్రం వజ్రమాదాయ ఆదాయ పునః ఆదాయేత్యాదాయ పునరభి అభ్యాయత ఆయతతే తే అబ్రూతాం తే ఇది తే అబ్రూతాం ద్యావా పృథివీ ద్యావా పృథివీ మా ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ మా ప్రహ ఆరావయో ఆవయోర్వై వై శ్రిత శ్రిత ఇది తే తే అబ్రూతాం తే ఇది తే అబ్రూతాం వరం వరం వృణావహి వృణావహై నక్షత్రవిహిత నక్షత్రవిహితాహం నక్షత్రవిహితే వినక్షత్రవిహిత అహమసాని అసానీతి ఇత్యసౌ అసావబ్రవీద్ అబ్రవీద్ చిత్రవిహిత చిత్రవిహితాహం చిత్రవిహితేతి చిత్రవిహిత అహమితి ఇదియం ఇయం తస్మాద్ తస్మాన్నక్షత్రవిహిత నక్షత్రవిహితాసౌ నక్షత్రవిహితేతి నక్షత్రవిహిత అసౌ చిత్రవిహిత చిత్రవిహితేయం చిత్రవిహితేతి చిత్రవిహిత ఇయం యః ఏవం ఏవం యావా పృథివ్యో యావా పృథివ్యోర్వరం యావా పృథివ్యోరితి వ్యావా పృథివ్యో వరం వేద వేదా ఐనం ఏనం వర వరో గచ్చతి గచ్చతి సహ సభ్యాం ఆభ్యామేవ ఏ ప్రసూత ప్రసూత ఇంద్ర ప్రసూత ఇది ప్రాసూత ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహంతే తే దేవా వృత్రం వృత్రం హ్వాగ్నేశోమో అగ్నేశోమాబ్రువన్ అగ్నేశోమావిత్యగ్నేశోమో అబ్రువన్ హవ్యం హవ్యన్న నో వహతం వహతమిది ఇది తౌ తావ్రూతాం అబ్రూతామపతేజసౌ అపతేజసౌ వై అపతేజసావిత్యపాదేజసౌ వైత్యౌ యౌ వృత్రే వృత్రే వై వైత్యయో యయోస్తేజ తేజ ఇది ఇది తే తే బ్రువన్ అబ్రువన్ కహ క ఇదం ఇదమచ్చ అచ్చ ఇది ఏదీతి ఇది గౌ గౌరితి ఇత్యబ్రువన్ అబ్రువన్ గౌ గౌర్వావ పావసర్వస్య సర్వస్య మిత్రం మిత్రమిది ఇది సా సాబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణైమయి మయ్యేవ ఏ సత సతో భజేన ఉభయేన భ్రజాధ్వై భ్రజాధ్వా ఇది తత్ తద్గౌ ఔరా ఆహరత్ అహరత్తస్మాత్ తస్మాద్గవి లవితత సతో భజేన ఉభయేన భుంజతే భుంజత ఏతద్వై వా అగ్నే అగ్నేస్తేజ తేజోయత్ యద్ఘృతం ఘృతమేతత్ ఏతత్ సోమస్య సోమస్యత్ యత్పయ పయోయ ఏవం ఏవమగ్నిశోమయో అగ్నిశోమయోస్తేజ అగ్నిశోమయోరిత్యగ్నిశోమయో తేజో వేద వేదతేజస్వీ తేజస్వేవతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదిన వదంతి కిం దేవత్యం పౌర్ణమాసం కిం దేవత్యమితి కిం దేవత్యం పౌర్ణమాసమితి పౌర్ణమాసమితి పౌర్ణమాసం ఇది ప్రజాపత్యం ప్రజాపత్యమితి ప్రజాపత్యమితి ప్రజాపత్యం ఇది బ్రూయాత్ బ్రూయాత్ తేనేంద్రం ఇంద్రం జ్యేష్టం జ్యేష్టం పుత్రం పుత్రం నిరవాసాయత్ నిరవాసాయరి నిరవాసాయరిసాయత్ ఇది తస్మాజ్యేష్టం జ్యేష్టం పుత్రం పుత్రం ధనేన నిరవసాయంతి నిరవసాయంతీతి అవసాయంతి ఇంద్రం వృత్రం వృత్రం జగ్నివాగుంసం జగ్నివాగుంసం వృధ వృథోభి అభిప్రావేపంత అభేపంతస సేతం ఏతం వైవృథం వైవృథం పూర్ణమాసే పూర్ణమాసే నిర్వాప్యం పూర్ణమాసైతి పూర్ణామాసే అను నిర్వాప్యమపశ్యత్ అను నిర్వాప్యమిత్యనో నిర్వాప్యం అపశ్యత్తం తన్ని ఇరవత్ అవపత్తేన తేన వై వై సహ సమృధ వృథోప అపాహత అహత యత్ యద్వైవృథ వైవృథ పూర్ణమాసే పూర్ణమాసేను నిర్వాప్య పూర్ణమాసైతి పూర్ణామాసే అను నిర్వాప్యో భవతి అను నిర్వాప్యో నిర్వాప్య భవతి మృధ మృథయేవేన యజమాన యజమానోప అపహతే అథైంద్ర ఇంద్రో వృత్రం వృత్రం భర్తా దేవతాభిశ్చేంద్రియేణ ఇంద్రియేణ చవి వ్యార్థ్యత ఆర్ధ్యరస ఏతం ఏతమానాధ్యేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలమమావాస్యాయాం అష్టాకపాలమిత్యష్టాకపాలం అమావాస్యాయామపశ్యత్ అమావాస్యాయామిత్యమావాస్యాయాం అపశ్యతేంద్రం ఐంద్రలభి రథితం తన్ని ఎదవత్ అవపత్తేన ఏన వై వై సహ సదేవతారాహ దేవతారాశ్చ చైంద్రియం ఇంద్రియం చావ అవారుంధ అరుంధయత్ యదాగ్నేయ ఆగ్నేయోమష్టాకపాల అష్టాకపాలో మావాస్యాయాం అష్టాకపాలిత్యష్టాకపాల అమావాస్యాయాం భవతి అమావాస్యాయామిత్యమావాస్యాయాం భవత్యైంద్రం ఐంద్రం దధి దధి దేవతాః దేవతాశ్చ చైవ ఏవతేన తేనేంద్రియం ఇంద్రియం చ యజమానః యజమానోప అవరుంధే రుంధరింద్రస్య ఇంద్రస్య వృత్రం వృత్రం జఘృషః జఘృష ఇంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం పృథివీం పృథివీమను అనమి వ్యాక్షత్ ఆక్షత్ తదోషధిర ఓషధిరో వీరుధ వీరుధోభవన్ అభవన్ సహ స ప్రజాపతి ప్రజాపతిముప ప్రజాపతి ప్రజాపతి ఉపాధావద్వృత్రం వృత్రం మే మే జఘృష జఘృష ఇంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం పృథివీం పృథివీమను అనవి వ్యారత్ ఆరత్తత్ తదోషధిర ఓషధయో వీరుధ వీరుధో భూవన్ అభూవన్నిటి సహ స ప్రజాపతి ప్రజాపతి పశూన్ ప్రజాపతి ప్రజాపతి పశూనబ్రవీత్ అబ్రవీదేతత్ ఏతదస్మై అస్మై సమ్ సన్నయత నయతేతి తత్పశవ పశవ ఓషధీభ్య ఓషధీభ్యోషి ఓషధీభ్యోషధీభ్య అధ్యాత్మన్ ఆత్మన్ సమ్ సమనయన్ అనయంతత్ తత్ప్రతి ప్రత్యదుహన్ అదుహనయత్ యత్సానయన్ సమనయంతత్ సమనయన్నిటి సమ్మనయన్ తత్సాన్నాయ్యస్య సాంనాయ్యస్య సాంనాయ్యత్వం సాంనాయ్యస్యేతి సాంనాయ్యస్య సాంనాయ్యత్వం యత్ సాంనాయ్యత్వమితి సాంనాయ్యత్వం యత్ ప్రత్యదుహన్ ప్రత్యదుహన్ తత్ ప్రత్యదుహన్నిటి ప్రతి అదుహన్ తత్ప్రతిధుష ప్రతిధుష ప్రతిధుత్వం ప్రతిధుష ఇది ప్రతిధుష ప్రతిధుక్వంసం ప్రతిధుక్వమిది ప్రతిధుకత్వం సమయేషు అనైషు ప్రతి ప్రత్యధుక్షన్ అధుక్షన్న నో తుమయి మయిశ్రయతేయత్యబ్రవీద్ అబ్రవీరేతదస్మై తస్మై శ్రుతం శ్రుతం కృత కృతేతిబ్రవీద్ అబ్రవీత్తదస్మై తస్మై శ్రుతం శ్రుతమకూర్వన్ అకూర్వన్నింద్రియమ్ ఇంద్రియమ్ వావ వావాస్మిన్ తస్మిన్ వీర్యం తదశ్రయన్ అశ్రయన్ తత్తశ్రుతృతత్వం శ్రుతత్వమితి శ్రుతత్వం సమనేషు మనేషు ప్రతి ప్రత్యసుక్షన్ అసుక్షన్ శ్రుతమక్రన్ అక్రన్న నో బాధినోతిబ్రవీద్ అబ్రవీరేతదస్మై తస్మై దధి దధి పురుత కృతేతిబ్రవీద్ అబ్రవీత్తదస్మై తస్మై దధి దధ్యకూర్వన్ అకూర్వన్ తదేనం ఏనమధినోత్ అధినోత్తద్ద్ఘ్న దధ్నోదభిత్వం దధిత్వం బ్రహ్మవాదిన అధిత్వమితి దధిత్వం బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదిన వదంతి దధ్న దధ్న పూర్వస్ పూర్వస్ అవదేయం అవదేయం దధి అవదేయమిత్యవదేయం దధి పూర్వం పూర్వం క్రియతే క్రియతరితినాదృత్య అనాదృత్య అనాదృత్యేత్యనాదృత్య తుతస్వ ఏ పూర్వస్ పూర్వస్వ అవర్జేత్ వేదింద్రియమ్ ఇంద్రియమే ఏవాస్మిన్ అస్మిన్ వీర్యం వీర్యగ్రశ్రుత్వా శ్రుత్వా దధ్నా దధ్నోపరిష్టాద్ ఉపరిష్టాద్ధినోతి ధినోతి యథాపూర్వమిది యథాపూర్వం ఉపైతి ఏతి యత్పూర్తివై పూర్తివైర్వా వా పర్ణవల్కై పర్ణవల్కైర్వా పర్ణవల్కైరి పర్ణవల్కై ఆతంచ్యాద్ ఆతంచ్యాత్ సౌమ్యం ఆతంచ్యాదిత్యాతంచ్యాద్ సౌమ్యం తద్వదై పదైరాక్షతం ఆక్షతం తద్వద్ంగులై తంగులైర్వైశ్వదేవం వైశ్వదేవం తద్వైశ్వదేవమితి వైశ్వాదేవం తాద్యదాతంచనేన ఆతంచనేన మాదృశం ఆతంచనేనేత్యాతంచనేన మాదృశం తద్వద్ధ్నా దధ్నా తత్సేంద్రం సేంద్రం దధ్నా సేంద్రమితి సాంద్రం దగ్ధ్నాతనక్తి ఆతనక్తి తనక్తి సేంద్రత్వాయ సేంద్రత్వాయ అగ్నిహోత్రోచ్ఛేషణం సేంద్రత్వాయేతి సేంద్రత్వాయ అగ్నిహోత్రోచ్ఛేషణమభ్యాతనక్తి అగ్నిహోత్రోచ్ఛేషణమిత్యగ్నిహోత్రాచ్ఛేషణం అభ్యాతనక్తి యజ్ఞస్య అభ్యాతనక్తేత్యభిఆతనక్తి యజ్ఞస్య సంతత్తి సంతత్యా ఇంద్ర సంతత్యా సాంతత్యై ఇంద్రో వృత్రం వృత్రం హత్వాపరాహం పరాంపరావతం పరావతమగచ్చత్ అరావతమిది పరావతం అగచ్చదప అపారాధం అరాధమితి ఇది మన్యమాన మన్యమానస్తం తమ్ దేవతారాహ దేవతాశ్రైషం ప్రైషమైచ్ఛన్ ప్రైషమితి ప్రాయేషం ఐచ్ఛాన్స సోబ్రవీత్ అబ్రవీత్ ప్రజాపతి ప్రజాపతిర్య ప్రజాపతి ప్రజాపతి ప్రథమ ప్రథమో నవిందతి అనవిందతి తనవిందతీత్యనవిందతి తథమం ప్రథమం భాగధేయం భాగధేయమితి భాగధేయమితి భాగధేయం ఇది తమ్ తమ్ పితర పితరోను అన్వవిందన్ అవిందన్ తస్మాత్ తస్మాత్భ్య పితృభ్య పూర్వేద్యో పితృభ్యైర్భ్య పూర్వేద్య క్రియతే క్రియతే సహ సోమావాస్యాహం మావాస్యాహం ప్రతి అమావాస్యామిత్యమావాస్యాహం ప్రత్యా ఆగచ్చత్ అగచ్చత్తం తమ్ దేవాభి అభిసం సమగచ్చంత అగచ్చన్ ఆమా అమా వై వైన నోద్య అద్య వసు వసు వసతి వసతీతి ఇదీంద్ర ఇంద్రో వై హి దేవానాహం దేవానాం వసు వసు అమావాస్యాయా అమావాస్యత్వం అమావాస్యాయామావాస్యాయామావాస్యత్వం బ్రహ్మవాదిన అమావాస్యత్వమిత్యమావాస్యత్వం బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదిన వదంతి కిం దేవత్యం కిం దేవత్యం సాన్నాయ్యం కిం దేవత్యమితి కిం దేవత్యం సాన్నాయ్యమితి సాన్నాయ్యమితి సాన్నాయ్యం ఇది వైశ్వదేవం వైశ్వదేవమితి వైశ్వదేవమితి వైశ్వదేవం ఇది బ్రూయాద్ బ్రూయాద్విశ్వే విశ్వే తద్వేవా దేవాభాగేయమ్ భాగభేదమభి భాగభేదమితి భాగభేయమ్ అభి సమగచ్చంత సమగచ్చంతేతి సమగచ్చంతేతి సమగచ్చంత ఇత్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వైంద్రం ఐంద్రమితి ఇత్యేవ ఏ బ్రూయాద్ రోజాదింద్రం ఇంద్రం వావ వావతే తద్భిషజ్యంత విషజ్యంతో అభిసం సమగచ్చంత అగచ్చంతేతి ఇతీతీతి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదనంది సహ సో యి వై దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజేత దర్శపూర్ణమాసాపి దర్శపూర్ణమాసౌ యజేతయేదౌ ఏదౌ సేంద్రౌ సేంద్రౌ యజేత సేంద్రావితి సా ఇంద్రౌ యజేతేతి ఇది వైమృథ పూర్ణమాసే పూర్ణమాసే అనునిర్వాప్య పూర్ణమాస ఇది పూర్ణామాసే అనునిర్వాప్యో భవతి అనునిర్వాప్య ఇతినో నిర్వాప్య భవతి తేన ఏన పూర్ణమాస పూర్ణమాసేంద్ర పూర్ణమాస ఇది పూర్ణామాస సేంద్ర ఐంద్రం సేంద్ర ఇది సా ఇంద్ర ఐంద్రం దభి అధ్య మామాస్యాం మామాస్యాం తేన అమావాస్యామిమావాస్యాం తేనామావాస్యామావాస్యాసేంద్రామావాస్యేమావాస్యా సేంద్రాయ యేంద్రేది సా ఇంద్ర ఏం ఏం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే సేంద్రౌ సేంద్రదేవ సేంద్రావితి సా ఇంద్రౌ ఏవైనౌ ఏనం యజతే యజతే శ్వశ్వ శ్వశ్వోస్మై శ్వశ్వ ఇది శ్వ శ్వ తస్మా బీజానాయ బీజానాయ వసీయ వసీయో భవతి భవతి దేవా దేవా వై వై యజ్ఞే యజ్ఞే కుర్వత అకర్వత తదసురా అసురా అకర్వత అకర్వతతే ఏ దేవా దేవా ఏతాం ఏతామిష్టిం ఇష్టిమపశ్యన్ అపశ్యన్ ఆజ్ఞావైష్ణవం ఆజ్ఞావైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞావైష్ణవమిత్యాజ్ఞావైష్ణవం ఏకాదశకపాలకం సరస్వత్యై ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం సరస్వత్యై చరం చరవం సరస్వతే సరస్వతే చరం చరం తాం తాం పౌర్ణమాసం పౌర్ణమాసకం సర్గస్థాప్య పౌర్ణమాసమితి పౌర్ణమాసం సర్గస్థాప్యాను సర్గస్థాప్యేతి సాంస్థాప్య అనుని నిరవపన్ అవపంతత తతో దేవా దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురాజ యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాద్ భ్రాతృవ్యవాని భ్రాతృవ్యావాన్ సపౌర్ణమాసం పౌర్ణమాసకం సర్గస్థాప్య పౌర్ణమాసమిది పౌర్ణమాసం సర్గస్థాప్యైతాం సర్గస్థాప్యేతి సంస్థాప్య ఏతామిష్టిం ఇష్టిమను అనుని నిర్వపేర్ ఉపేత్ పౌర్ణమాసేన పౌర్ణమాసేనైవ పౌర్ణమాసేనేది పౌర్ణమాసేన ఏ వజ్రం వజ్రం భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహృత్య ప్రహృత్యాజ్ఞావైష్ణవేన ప్రహృత్యేది ప్రాహృత్య ఆజ్ఞావైష్ణవేన దేవతాః ఆజ్ఞావైష్ణవేనేత్యాజ్ఞావైష్ణవేన దేవతాశ్చ యజ్ఞం యజ్ఞం చ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంతే వృంతే మిథునాన్ మిథునాన్ పశూన్ పశూన్ సారస్వతాభ్యాం సారస్వతాభ్యాం యావద్ యావదేవ ఏవాస్య అస్యాస్తి అస్తి తత్ తత్సర్వం సర్వం వృందే వృందే పౌర్ణమాసీం పౌర్ణమాసీదేవ పౌర్ణమాసీమిది పౌర్ణమాసీం ఏవయజేత యజేత భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్న భ్రాతృవ్యవాని భ్రాతృవ్యవాన్ నామావాస్యాం అమావాస్యాగం హత్వా అమావాస్యామిత్యమావాస్యాం హత్వా భ్రాతృవ్యం భ్రాతృవ్యం న ఆత్యాయేది యాయేది సాగం ప్రస్థాయీయేన సాగం ప్రస్థాయీయేన యజేత సాగం ప్రస్థాయీయేనేది సాగం ప్రస్థాయీయేన యజేత పశుకామ పశుకామో యస్మై పశుకామయతి పశుకామ యస్మై వై వా అల్పేన అల్పేనాహరంతి ఆహరంతి న ఆహరంతేత్యాహరంతి నాత్మనా ఆత్మనా తృప్యతి తృప్యతి నాన్యస్మై అన్యస్మై దాతి దాతి యస్మై యస్మై మహతా మహతా తృప్యతి తృప్యత్యాత్మనా ఆత్మనా దాతి దాత్యన్యస్మై అన్యస్మై మహతా మహతా పూర్ణం పూర్ణగం హోదవ్యం హోదవ్యం తృప్త తృప్త ఏవైనం ఏనమింద్ర ఇంద్ర ప్రజయా ప్రజయా పశుభి ప్రజయతి ప్రాజయా పశుభిస్తర్పయతి పశుభిరతి పశుభి తర్పయతి దారుపాత్రేణ దారుపాత్రేణ జుహోతి దారుపాత్రేణేతి దారుపాత్రేణ జుహోతి నహి హి మృన్మయం మృన్మయమాహుతి మృన్మయమితి మృతమయం ఆహుతి మానసే ఆహుతిమిత్యాహుతి ఆనశ ఔదుంబరం ఔదుంబరం భవతి భవత్యోర్క్ ఊర్వై బాహుదుంబర ఉదంబర ఓర్క్ ఉర్పశవ పశవ ఊర్జ ఊర్జైవ ఏవాస్మై అస్మాజం ఊర్జం పశూన్ పశూనవ అవరుంధే రుంధేన నాగతశ్రీ అగతశ్రీర్మహేంద్రం అగతశ్రీరిత్యగతశ్రీ మహేంద్రం యజేద మహేంద్రమితి మహా ఇంద్రం యజేదత్రయ త్రయో వై వై గతశ్రియ గతశ్రియ శుశ్రువాన్ గతశ్రియతి గతాశ్రియ శుశ్రువాన్ రామణీ రామణీరాజన్య రామణీరి గ్రామాణీ రాజన్యస్తేషా తేషాం మహేంద్ర మహేంద్రో దేవత మహేంద్రైతి మహా ఇంద్ర దేవతాయ యో వై వై స్వాం స్వాం దేవత దేవతమతియజతే అతియజతే ప్ర అతియజతీయజతే ప్రస్వాయై సాయై దేవతాయై దేవతీచ్యవతే శవతేన పరాం పరాం ప్రాప్నోతి ఆప్నోతి పాపీయాన్ పాపీయాన్ భవతి భవతి సంవత్సరం సంవత్సరమింద్రం సంవత్సరమితి సంవత్సరం ఇంద్రం యజేత యజేత సంవత్సరం సంవత్సరం హి సంవత్సరమితి సంవత్సరం హి వ్రతం వ్రతం నాతి అభిస్వా స్వైర ఏవైనం ఏనం దేవత దేవతేజ్యమాన యజ్యమానా భూత్యై భూత్యా ఇంద్రే ఇంద్రే వసీయాన్ వసీయాన్ భవతి భవతి సంవత్సరస్య సంవత్సరస్య పరస్పాత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య ప్రదస్తాదగ్నే అగ్నే వ్రతపతయే వ్రతపతయే బ్రోడాశం వ్రతపతయ ఇది వ్రతపతయే బ్రోడాశమష్టాకపాలం అష్టాకపాలని అష్టాకపాలమిాకపాలం నిర్వపేద్ పపేత్ సంవత్సరం సంవత్సరమే సంవత్సరమితి సంవత్సరం ఏనం ఏనం వృత్రం వృత్రం జగ్వాగుంసం జగ్వాగుంసమగ్ని అగ్నిర్వ్రతపతి వ్రతపతిర్వ్రతం వ్రతపతి వ్రతపతి వ్రతమా ఆలంభయతి లంభయతి తతోధి అధి కామం కామం యజేత యజేతేతి యజేత మాసోమయాజీ అసోమయాజీతం అసోమయాజీత్యసోమాజీ సన్నయేద్ మయేదనాగతం అనాగతం వై అనాగతమిత్యనాగతం వా ఏతస్య ఏతస్య వయః పయోయః యోసోమయాజీ అసోమయాజీయత్ అసోమయాజీత్యసోమాజీ యదసోమయాజీ అసోమయాజీ సన్నయేద్ అసోమయాజీత్యసోమాజీ సన్నయేత్ పరిమోష సన్నయేది సన్నయేద్ పరిమోష ఏవ పరిమోషైతి పరిమోష ఏ సహ సోనృతం అనృతం కరోతి కరోత్యసో అథోపరా అథో ఇత్యసో పరైవ ఏషిచ్యతే శిచ్యతే సోమయాజీ సోమయాజ్యేవ సోమయాజీతి సోమయాజీ ఏ సమ్ సన్నయేద్ నయేత్రయ పయో వై వై సోమ సోమస్పయ అయస్సాన్నాయ్యం సాన్నాయ్యం వయస సాన్నాయ్యమితి సాన్నాయ్యం వయసైవ ఏవ పయ పయ ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేది ఇవై వా ఏతం ఏతం ప్రజయా ప్రజయా పశుభి ప్రజయది ప్రాజయా పశుభిరర్ధయతి పశుభిరది పశుభి అర్ధయతి వర్ధయతి వర్ధయత్య అస్య భ్రాతృవ్యం భ్రాతృవ్యం యస్య యస్య హవి హవిర్నిరుక్తం నిరుక్తం పురస్తాత్ నిరుక్తమిదిని ఉక్తం పురస్తాచంద్రమా చంద్రమా అభి అభ్యుదేతి ఉదేతి త్రేధా ఉదేతీతి త్రేధా తండులాన్ తండులానవి విభజేత్ భజేద్యే ఏ మధ్యమా మధ్యమాస్యుః స్యుస్తాన్ తానగ్నయే అగ్నయే ధాత్రే ధాత్రే ప్రోడాశం ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం కురయాత్ అష్టాకపాలమిాకపాలం కురయాద్యే ఏ స్థవిష్టా స్థవిష్టాస్తాన్ తానింద్రాయ ఇంద్రాయ ప్రదాత్రే ప్రదాత్రే దధన్ ప్రదాత్రైతి ప్రదాత్రే దధగ్శ్చరం శరంగే ఏనిష్టా అనిష్టాస్తాన్ తాన విష్ణవే విష్ణవే శిపివిష్టాయ శిపివిష్టాయ శ్రుతే శిపివిష్టాయేది శిపివిష్టాయ శ్రుతే చరం చరుమగ్ని అగ్నిరేవ ఏవాస్మై అస్మై ప్రజా ప్రజా ప్రజనయతి ప్రజామిది ప్రజా ప్రజనయతి వృద్ధా ప్రజనయతీతి ప్రజనయతి వృద్ధామింద్ర ఇంద్ర ప్రయచ్చతి యచ్చతి యజ్ఞ యజ్ఞో వై వై విష్ణు విష్ణు పశవ పశవశిపి శిపిర్యజ్ఞే యజ్ఞ ఏ పశుషు పశుషు ప్రతి ప్రతిష్టతి ఇష్టతి నే ద్వే యజేత ద్వే యజేత యత్పూర్వయా పూర్వయా సంప్రతి సంప్రతి యజేత సంప్రతీతి సంప్రతి యజేతోత్తరయా ఉత్తరయా శంబట్ ఉత్తరయేద్యుతరయా శంబట్ కురయాత్ కురయాద్యుత్తరయా ఉత్తరయా సంప్రతి ఉత్తరయేద్యుతరయా సంప్రతి యజేత సంప్రతీతి సంప్రతి యజేత పూర్వజా పూర్వజా శంబట్ శంబట్ కురయాత్ కురయాన్న నేష్టి ఇష్టిర్భవతి భవతి నయ్ఞ యజ్ఞస్తదను అనుక్రీతముఖీ క్రీతముఖ్యపగల్భ క్రీతముఖీతి క్రీతముఖీ అపగల్భో జాయతే అపగల్భ ఇత్యపగల్భ జాయతేనాం ఏకామేవ ఏవయజేత యజేత ప్రగల్భ ప్రగల్భో ప్రగల్భైతి ప్రాగల్భ అస్య జాయతే జాయతేనాదృత్య అనాదృత్య తత్ అనాదృత్యేత్యనాదృత్య తద్వే ద్వే ఏవ ద్వే ఇది ద్వే ఏవ యజేత యజేత యజ్ఞముఖం యజ్ఞముఖమేవ యజ్ఞముఖమితి యజ్ఞాముఖం ఏవ పూర్వజా పూర్వజాలభతే ఆలభతే యజతే ఆలభత ఇత్యాలభతే యజత ఉత్తరయా ఉత్తరయా దేవతాః ఉత్తరయేత్యుత్తరయాః దేవతా ఏవ ఏవ పూర్వజా పూర్వజావరుంధే అవరుంధ ఇంద్రియం అవరుంధైత్యవరుంధే ఇంద్రియముత్తరయా ఉత్తరయా దేవలోకం ఉత్తరయేత్యుత్తరయాః దేవలోకమేవ దేవలోకమితి దేవాలోకం ఏవ పూర్వజా పూర్వజాభిజయతి అభిజయతి మనుష్యలోకం అభిజయతీత్యభిజయతి మనుష్యలోకముత్తరయా మనుష్యలోకమితి మనుష్యాలోకం ఉత్తరయా భూయస ఉత్తరయేత్యుతరయా భూయసో యజ్ఞక్రతూన్ యజ్ఞక్రతూనుప యజ్ఞక్రతూనిది యజ్ఞక్రతూన్ ఉపైతి ఏత్యేషా ఏషా వై వై సుమనాహ సుమనా నామ సుమనాది సోమనాహ నామేష్టి ఇష్టిర్యం యమద్య అద్యేజానం ఈజానం పశ్చాత్ పశ్చాచంద్రమాహ చంద్రమా అభి అభ్యుదేతి ఉదేత్యస్మిన్ ఉదేదేత్యుత ఏతి అస్మిన్నేవ ఏవాస్మై అస్మై లోకే లోకేర్ధురం అర్ధురం భవతి భవతి దాక్షాయణయజ్ఞేన దాక్షాయణయజ్ఞేన సువర్గకామ దాక్షాయణయజ్ఞేనేతి దాక్షాయణయజ్ఞేన సువర్గకామో యజేత సువర్గకామ ఇది సువర్గకామ యజేత పూర్ణమాసే పూర్ణమాసే సమ్ పూర్ణమాసై పూర్ణామాసే సన్నయేత్ నయేన్మైత్రావరణ్యా మైత్రావరణ్యా మిక్షయా మైత్రావరణ్యేతి మైత్రావరణ్యా ఆమిక్షయామావాస్యా అమావాస్యాయాజేత అమావాస్యామిమావాస్యా యజేత పూర్ణమాసే పూర్ణమాసే వై పూర్ణమాస ఇది పూర్ణామాసే వై దేవానా దేవానాగం సుత సుతస్తాం తేషామేకం ఏతమర్ధమాసం అర్ధమాసం ప్రసుత అర్ధమాసమిర్ధమాసం ప్రసుతస్తాం ప్రసుత ఇది ప్రాసుత తేషాం మైత్రావరుణీ మైత్రావరుణీ వశా మైత్రావరుణీతి మైత్రావరుణీ అశామావాస్యామావాస్యామనో బంధ్యామావాస్యామిమావాస్యా అనోబంధ్యాయత్ అనోబంధ్యేత్యనోబంధ్యా తోర్వేద్యు ఓర్వేద్యుర్యజతే యజతే వేదిం వేదిమేవ ఏ తత్కరోతి కరోతి యద్వత్సాన్ వత్సానపాకరోతి అపాకరోతి సదోహవిర్ధానే అపాకరోతీత్యప ఆకరోతి సదోహవిర్ధానే సదోహవిర్ధానే ఇది సద అవిర్ధానే ఏ సమ్ సంవినోతి వినోతి యద్యజతే యజతే దేవై దేవైరేవ ఏ సుత్యాం సుత్యాగుంసం సంపాదయతి పాదయతి సహ సేతం ఏతమర్ధమాసం అర్ధమాసంసమాదం అర్ధమాసమిర్ధమాసం సధమాదం దేవై సధమాదమితి సధమాదం దేవై సోమం సోమం పిబతి పిబతి యన్మైత్రావరణ్యా మైత్రావరణ్యా దిక్షయా మైత్రావరణ్యేతి మైత్రావరణ్యా ఆదిక్షయామావాస్యాజతే మావాస్యామిమావాస్యాజతేజా యైవ ఏవాసౌ అసౌ దేవానాం దేవానాం వశా వశానోబంధ్యా అనోబంధ్యాసో అనోబంధ్యేత్యనోబంధ్యా సో ఏవ సో ఇది సో ఏవైషా ఏషైతస్య ఏతస్య సాక్షాత్ సాక్షాద్వై సాక్షాదితి సాక్షాత్ వా ఏష దేవాన్ దేవానభ్యారోహతి అభ్యారోహతి యః అభ్యారోహతీత్యభి ఆరోహతి యేషాం యజ్ఞం యజ్ఞమభ్యారోహతి అభ్యారోహతి యథా అభ్యారోహతీత్యభి ఆరోహతి తథా ఖలు ఖలు వై వై శ్రేయాన్ శ్రేయానభ్యారూఢ అభ్యారూఢ కామయతే అభ్యారూఢైత్యభి ఆరూఢ కామయతే తథా కరోతి కరోతి ఇది యద్యవవిధ్యతి అవవిధ్యతి పాపీయాన్ అవవిధ్యతీత్యవవిధ్యతి పాపీయాన్ భవతి భవతి ఇది యది నావవిధ్యతి అవవిధ్యతి సదృంగ అవవిధ్యతీత్యవవిధ్యతి సదృంగ్యావత్కామ సదృంగి సాదృంగ్ యావత్కామ ఏదేన యావత్కామ ఇది వ్యావృత కామ ఏదేన యజ్ఞేన యజ్ఞేన యజేత యజేత క్షురపవి క్షురపవి క్షురపవిరి క్షురపవి ఏష యజ్ఞ యజ్ఞస్థాజక్ స్థాజక్ పుణ్య పుణ్యో వాతి ప్రవామీయతే మీయతే తస్యైతత్వ్రతం వ్రతం నావృతం అమృతం వదేర్ వదేన్న మాగుంసం మాగుంసమశ్నీయాత్ అశ్నీయాన్న స్త్రియం స్త్రియముప ఉపేయాత్ ఇయాన్న నాస్య అస్య పల్పూలనయ పల్పూలనయ వాస వాస పల్పూలయేయు పల్పూలయేయుత్ ఏతద్ధి దేవాసర్వన్న నీ కీతి కీ ఏష వై వై దేవరథ దేవరథోయత్ దేవరథరితి దేవరథ యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ య దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యోదర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసా దృష్ట్వా దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ ఇష్ట్వా సోమేన సోమేన యజతే యజతే రథస్పష్టే రథస్పష్ట రథస్పష్ట రథాస్పష్టే ఏవావసానే అవసానే వరే అవసాన ఇత్యవసానే వరే దేవానామవ అవశ్యతి సత్యేతాని ఏతాని వై వా అంగాపరోగుంషి అంగాపరోగుంషి సంవత్సరస్ అంగాపరోగుంషీత్యంగాపరోగుంషి సంవత్సరస్యేత్ సంవత్సరస్యేతి సంవత్సరస్ యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ య దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ ఏం ఏం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజరే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజరేంగాపరోగుంషి అంగాపరోగుంషేవ అంగాపరోగుంషీత్యంగా ఆపరోగుంషి ఏ సంవత్సరస్ సంవత్సరస్ ప్రతి సంవత్సరస్ సంవత్సరస్ ప్రతి దాది దాత్యేతే ఏతే వై ఏతే ఇత్యేతే వై సంవత్సరస్ సంవత్సరస్ చక్షుషి సంవత్సరస్యేతి సంవత్సరస్ చక్షుషీ యత్ చక్షుషీ ఇది చక్షుషి యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ య దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ ఏం ఏం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే తాభ్యాం తాభ్యామేవ ఏ సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమను అను పశ్యతి పశ్యత్యేషా ఏషా వై వై దేవానాం దేవానాం విక్రాంతి విక్రాంతర్యత్ విక్రాంతిరిక్రాంతి యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ య దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ ఏం ఏం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే దేవానాం దేవానామేవ ఏ విక్రాంతిం విక్రాంతిమను విక్రాంతిపృథివీక్రాంతి అనువి విక్రమదే క్రమదేష ఏష వై వై దేవయాన దేవయాన స్పంథా ఆహ దేవయాన ఇది దేవాయాన పంథాయత్ యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ య దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యేవం ఏం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే య దేవయాన దేవయాన స్పంథా ఆహ దేవయాన ఇది దేవాయాన పంథాస్తం తగం సమారోహతి సమారోహత్యేతౌ సమారోహతీతి సమ్ ఆరోహతి ఏతౌ వై వై దేవానాం దేవానాడుం హరీ హరీయత్ హరీ హరీ యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ య దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ ఏం ఏం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే యౌ యావేవ ఏ దేవానాం దేవానాగం హరీ హరీతాభ్యాం హరీ హరీ తాభ్యామేవ ఏభ్యో హవ్యం హవ్యం వహతి వహత్యేతత్ ఏతద్వై వై దేవానాం దేవానామాస్యం ఆస్యం యత్ యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ య దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ ఏం విద్వాన్ విద్వాందర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏ దేవానాం దేవానామాస్యే ఆస్యే జుహోతి జుహోత్యేష ఏష వై వైహవిర్ధానీ అవిర్ధానీయ అవిర్ధానీతి హవిషిధానీ యో దర్శపూర్ణమాసయాజీ దర్శపూర్ణమాసయాజీ సాయం ప్రాత దర్శపూర్ణమాసయాజీతి దర్శపూర్ణమాసయాజీ సాయం ప్రాతరగ్నిహోత్రం సాయం ప్రాతరితి సాయం ప్రాత అగ్నిహోత్రం జుహోతి అగ్నిహోత్రమిగ్నిహోత్రం జుహోతిజతే యజతే దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసావహరహ దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ అహరహరవిర్ధానినా అహరహరిత్యహ అహహ అవిర్ధానినాగుంసుత అవిర్ధానినామితి హవిధానినా సుతోయ యేవం ఏం విద్వాన్ విద్వాందర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే హవిర్ధానీ అభిర్ధాన్యస్మి అభిర్ధానీతి హవిధానీ అస్మీతి సర్వం సర్వమేవ ఏవాస్య అస్య బలిహిష్యం బలిహిష్యం దత్తం దత్తం భవతి భవతి దేవాః దేవా వై వా అహ అహర్యజ్ఞయం యజ్ఞయన్న నావిందన్ అవిందంతే ఏ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసావపునన్ దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ అపునంతౌ తౌ వై వా ఏతౌ ఏతౌ పూతౌ పూతౌ మేధ్యౌ మేధ్యౌ యత్ యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యః దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యేవం ఏవం విద్వాన్ విద్వాందర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే పూతౌ పూతావేవ ఏవైనౌ ఏనౌ మేధ్యౌ మేధ్యౌ యజతే యజతేన నామావాస్యాయాం అమావాస్యాయాం చ అమావాస్యాయామిత్రమావాస్యాయాం చ పౌర్ణమాస్యాం పౌర్ణమాస్యాం చ పౌర్ణమాస్యామితి పౌర్ణమాస్యాం చ స్త్రియం స్త్రియముప ఉపేయాత్ క్రియాద్యుత్ యదుపేయాత్ ఉపేయాన్నిరింద్రియ ఉపేయాదిత్యుపాయాత్ నిరింద్రియ స్యాత్ నిరింద్రియ ఇదిని ఇంద్రియ స్యాత్ సోమస్య సోమస్య వై వైరాజ్ఞః రాజ్ఞో అర్ధమాసస్య అర్ధమాసస్య రాత్రయః అర్ధమాసస్యేత్యర్ధమాసస్య రాత్రయః పత్నయః పత్నయ ఆసన్ ఆసన్ తాసాం తాసామావాస్యామావాస్యామిత్యమావాస్యాం చ పౌర్ణమాసీం పౌర్ణమాసీం చ పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం చ న నోప ఉపైత్ ఐత్తే తే ఏనం తే అయితే ఏనమభి అభిసం సమనహ్యేతాం అణశేదాంతం తయక్ష్మ యక్ష్మ ఆర్చత్ ఆర్చద్రాజానం రాజానం యక్ష్మ యక్ష్మ ఆరత్ ఆరవితి తత్ తద్రాజయక్ష్మస్ రాజయక్ష్మస్ జన్మ రాజయక్ష్మస్యేతి రాజయక్ష్మస్ జన్మయత్ యత్పాపీయాన్ పాపీయానభవత్ అభవత్త తత్పాపయక్ష్మస్ పాపయక్ష్మస్యేత్ పాపయక్ష్మస్యేతి పాపయక్ష్మస్ యజ్జాయాభ్యాం జాయాభ్యామవిందత్ అవిందత్తత్ తజ్జాయేణ్యస్ జాయేణ్యస్య యః య ఏవం ఏవమేతేషాం ఏతేషాం యక్ష్మాణాం యక్ష్మాణాం జన్మ జన్మ వేద వేదన నైనం ఏనమేతే ఏతే యక్ష్మాః లక్ష్మా విందంతి విందంతి సహ స ఏతే ఏతే ఏవ ఏతే ఇత్యేతే ఏవ నమస్యన్ నమస్యన్నుప ఉపాధావద్ అభారత్తే తే అబ్రూతాం తే ఇది తే అబ్రూతాం వరం పరం వృణావహి వృణావహ ఆవం ఆవం దేవానాం దేవానాం భాగధే భాగధే అసావ భాగధే ఇది భాగాధే అసావావద్ ఆవదధి అధి దేవా దేవా ఇజ్యాంతై ఇజ్యాంతా ఇది తస్మాత్ తస్మాత్ సదృశీనాం సదృశీనాగుం రాత్రీణాం రాత్రీణామమావాస్యాయాం అమావాస్యాయాం చ మహావాస్యాయామిత్యమావాస్యాయాం చ పౌర్ణమాస్యాం పౌర్ణమాస్యాం చ పౌర్ణమాస్యామితి పౌర్ణమాస్యాం చ దేవా దేవా ఇజ్యంతే ఇజ్యంత ఏతే ఏతే హి ఏతే ఇత్యేతే హి దేవానాం దేవానాం భాగధే భాగధే భాగధాః భాగధే ఇది భాగధే భాగధా అస్మై భాగధా ఇది భాగధాః అస్మై మనుష్యాః మనుష్యా భవంతి భవంతి యః ఏవం ఏవం వేద వేద భూతాని భూతాని క్షుధం క్షుధమఘ్నన్ అఘ్నాన్ సద్యః సద్యో మనుష్యాః మనుష్యా అర్ధమాసే అర్ధమాసే దేవాః అర్ధమాసర్ధమాసే దేవామాసి మాసి పితర పితర సంవత్సరే సంవత్సరే వనస్పతయ సంవత్సర ఇది సంవత్సరే వనస్పతయస్తస్మాదహర అహరహర్మనుష్యాహ అహరహరిత్యహ అహహ మనుష్యా అశనం అశనమిచ్ఛంతే ఇచ్ఛంతే అర్ధమాసే అర్ధమాసే దేవాః అర్ధమాస ఇత్యర్ధమాసే దేవా యుజ్యంతే యుజ్యంతే మాసి మాసి పితృభ్యః పితృభ్యః క్రియతే పితృభ్యరితి పితృభ్యః క్రియతే సంవత్సరే సంవత్సరే వనస్పతిభ్యః సంవత్సర ఇది సంవత్సరే వనస్పతయ ఫలం ఫలం గృహంతి గృహంతి ఏం వేద వేదహంతి హి క్షుధం క్షుధం భ్రాతృవ్యం భ్రాతృవ్యమిది భ్రాతృవ్యం దేవా వై వై నర్చి రచిన నయజుషి యజుష్యశ్రయంత అశ్రయంత తే సామన్ సామన్నేవ ఏవాశ్రయంత అశ్రయంత హిం హిం కరోతి కరోతి సామ సామైవ ఏవాక అకర్హిం కిం కరోతి కరోతి ఎత్ర ఎత్రైవ ఏవ దేవాః దేవా అశ్రయంత అశ్రయంత తదః తదేవ ఏవైనాన్ ఏనాన్ ప్రయుంక్తే యుంక్తే హిం హిం కరోతి కరోతి వాచః వాచదేవ ఏవైషః ఏష యోగః యోగో హిం హిం కరోతి కరోతి ప్రజాః ప్రజా ఏవ ప్రజా ఇతి ప్రజాః ఏవ తత్ తద్యజమానః యజమాన సృజతే సృజతే త్రిప్రథమా ప్రథమామను అన్వాహ ఆహత్రిత్తమాం ఉత్తమాయ ఉత్తమామిత్యుతమాం యజ్ఞైవ ఏతరసం వరసం నశ్యతి నశ్యత్యప్రస్రగుంసాయ అప్రస్రగుంసాయ సంతతం అప్రస్రగుంసాయేత్యప్రస్రగుంసాయ సంతతమను సంతతమితి సాంతతం అన్వాహ ఆహ ప్రాణానాం ప్రాణానామన్నాద్యస్య ప్రాణానామితి ప్రాణానాం అన్నాద్యస్య సంతత్యై అన్నాద్యస్యేత్యన్న అద్యస్య సంతత్యాసో సంతత్యాది సాంతత్యై అథో రక్షసాం అథో ఇత్యథో రక్షసామపహత్యై అపహత్యై రాసంతరీం అపహత్యాదిపాహత్యై రాసంతరీం ప్రథమాం రాసంతరీమితి రాసంతరీం ప్రథమామను అన్వాహ ఆహ రాసంతర రాసంతరో వై రాసంతర ఇది రాసంతర అయం అయం లోక లోక ఇమం ఇమమేవ ఏకం లోకమభి అభిజయతి ప్రియతి త్రిర్వి విగృహాతి గృహాతి త్రయ త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఇమాన్ ఇమానేవ ఏకాన్ లోకానభి అభిజయతి తయది బార్హతీం బార్హతీముత్తమా ఉత్తమామను ఉన్నామాన్ అన్వాహ ఆహ బార్హత బార్హతో వై వా అసౌ అసౌ లోక లోకోమం అముమేవ ఏకం లోకమభి అభిజయతి జయతి ప్రవహ ఓవాజా ఆహ రాజా ఇదినిరుక్తాం అనిరుక్తాం ప్రజాపత్యాం అనిరుక్తామిత్యుక్తాం ప్రజాపత్యామను ప్రజాపత్యామిది ప్రజాపత్యాం అన్వాహ ఆహ యజ్ఞ యజ్ఞో వై వై ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతిరితి ప్రజాపతి యజ్ఞమేవ ఏ ప్రజాపతి ప్రజాపతిమా ప్రజాపతిమిది ప్రజాపతి ఆరభతే రభతే ప్రవహ గోవాజాహ రాజాది ఇత్యాహ అన్వాహ ఆహాన్నం అన్నం వై వై వాజ వాజోన్నం అన్నమేవ ఏవ అవరుంధే రుంధే ప్రవహ గోవాజాహ వాజాది ఇత్యను అన్వాహ ఆహ తస్మాత్ తస్మాత్ ప్రాచీనం ప్రాచీనభుం రేత రేతో ధీయతే ధీయతేనే అగ్న ఆయాహి యాహి వీతయే వీతయతి ఇత్యాహ ఆహ తస్మాత్ తస్మాత్ ప్రతీచీ ప్రతీచీ ప్రజా ప్రజా జాయంతే ప్రజా ప్రజా జాయంతే ప్రవహ గోవాజాహ వాజాను అన్వాహ ఆహమాసా ఆహ మాసా వై వై వాజా ఆహ రాజా అర్ధమాసా అర్ధమాసా అభిద్యవ అర్ధమాసాధమాసా అభిద్యవో దేవా అభిద్యవైత్యభిద్యవ దేవా అవిష్మంత అవిష్మంతో గౌ గౌర్ఘృతాచీ ఘృతాచీ యజ్ఞ యజ్ఞో దేవాన్ దేవాజిగాతి జిగాతి యజమాన యజమాన సున్నయో సున్నయురిదం సున్నయురితి సున్నాయో ఇదమసి అసీదం ఇదమసి అసీతి యజ్ఞస్య ప్రియం ప్రియం ధామ ధామావ అవరుంధే రుంధేయం ఎం కామయేత కామయేత సర్వం సర్వమాయు ఆయుర్యాద్ ఇది ప్రవహ గోవాజా ఆహ వాజా ఇది తస్యానోచ్య అనోచ్యాగ్నే అనోచ్యేత్యనోచ్య అగ్న ఆయాహి వీతయే వీతయ ఇది సంతతం సంతతముత్తరం సంతతమితి సంతతం ఉత్తరమర్ధర్చం ఉత్తరమిత్యర్థం అర్ధర్చమా అర్ధర్చమిత్యర్థార్చం ఆలభేత లభేత ప్రాణేన ఇవ ప్రాణేనేతి అనేన ఏవాస్య అస్యాపానం అపానం దాధార అపానమిత్యపానం దాధార సర్వం సర్వమాయు ఆయురేతి ఏతి యః యో వై వా అరత్నిం అరత్నికం సామిధేనీనాం వేద సామిధేనీనామితి సామిధేనీనాం వేదారత్నౌ అరత్నామేవ ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యం కృతే కృతేర్ధర్చౌ అర్ధర్చౌ సమ్ అర్ధర్చావిత్యర్ధర్చౌ సందధాతి తథాత్వేష ఏషవై వాహరత్ని రత్నిస్సామిధేనీనాం సామిధేనీనాయ సామిధేనీనామి సామిధేనీనాం ఏవం ఏవం వేద వేదారత్నౌ రత్నావేద ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యం కృతే కృత ఋషేర్ఋషే ఋషేర్ఋషేర్వై ఋషేర్ఋషేరిత్యుషే ఋషే వా ఏతాః ఏతా నిర్మితాః నిర్మితాయత్ నిర్మితా ఇతి నిహీతాః యత్సామిధేన్యః సామిధేన్యస్తాః సానిధేన్య సాధేన్య ఆయత్సంయుక్త అసంయుక్త సు అసంయుక్తయుక్త సుః ప్రజయా ప్రజయా పశుభి ప్రజయేతి ప్రాజయా పశుభిర్యజమానస్ పశుభిరితి పశుభి యజమానస్వి వితిష్టేరన్ షేరన్నర్ధర్చౌ అర్ధర్చౌ సమ్ అర్ధర్చావిత్యర్ధర్చౌ సందధాది దాది సమ్ సంజినక్యేనా ఏనాస్తాః తా అస్మై అస్మై సంయుక్తాః సంయుక్తా అవరుద్ధాః సంయుక్తాః సంయుక్తాః అవరుద్ధాః సర్వాం అవరుద్ధాః ఇత్యవరుద్ధాః సర్వామాశిషం ఆశిషం దుఃఖ్రే ఆశిషమిత్యాశిషం దుఃఖ్ర ఇతి దుఃఖ్రే అయజ్ఞో వై వా ఏషః ఏషయః యో సామా అసామాగ్నే అగ్న ఆయాహి యాహి వీతయే వీతయ ఇతి ఇత్యాహ ఆహ రథంతరస్యైష రథంతరస్యేతి రథంతరస్య ఏష వర్ణ వర్ణస్తం సంత్వా త్వా సమిద్భి సమిద్భిరంగిర సమిద్భిరితి సమిద్భి అంగిర ఇది ఇత్యాహ ఆహ వామదేవ్యస్య వామదేవ్యస్యైష వామదేవ్యస్యేషి వామదేవ్యస్య ఏష వర్ణ వర్ణో బృహద్ బృహదగ్నే అగ్నే సువీర్యం సువీర్యమిది సువీర్యమితి సౌవీర్యం ఇత్యాహ ఆహ బృహత బృహత ఏష వర్ణ వర్ణోయత్తం ఏతం రజం రజమన్వాహ అన్వాహయజ్ఞం అన్వాహేత్యనోహాహ యజ్ఞమేవ తత్సామన్వందం సామన్వందం కరోతి సామన్వందమితి సామన్వేదంతం కరోత్యగ్ని అగ్నిరముష్మిన్ అముష్మిన్ లోకే లోక ఆసీత్ ఆసీదాదిత్య ఆదిత్యోస్మిన్ అస్మింతౌ తా విమౌ ఇమౌ లోకౌ లోకావశాంతౌ అశాంతావాస్తాం ఆస్తాం తే దేవాః దేవా అబ్రువన్ అబ్రువన్నా ఏత ఇతేమౌ ఇమౌ వి విపరి పర్యూహామ ఊహామేతి ఇత్యగ్నే అర్ధ ఆయాహి యాహి వీతయే వీతయ ఇతి ఇత్యస్మిన్ అస్మిన్ లోకే లోకే అగ్నిమ్ అగ్నిమదసు అదధుర్బృహద్ బృహదగ్నే అగ్నే సువీర్యం సువీర్యమితి సువీర్యమితి సౌవీర్యం ఇత్యముష్మిన్ అముష్మిన్ లోకే లోక ఆదిత్యం ఆదిత్యం తతః తదో వై వా ఇమౌ ఇమౌ లోకౌ లోకావశామ్యత అశామ్యతాయత్ యదేవం ఏవమన్వాహ అన్వాహానయో అన్వాహేత్యనోహాహ అనయోర్లోకయో లోకయోశ్శాంతి శాంతి శామ్యత శామ్యతోస్మై తస్మా ఇమౌ ఇమౌ లోకౌ లోకౌ యః యదేవం ఏవం వేద వేద పంచదశ పంచదశ సామిధేనీ పంచదశేతి పంచాదశ సామిధేనీరును సామిధేనీరితి సామిధేనీ అన్వాహ ఆహ పంచదశ పంచదశ వై పంచదశేతి పంచాదశ వా అర్ధమాసస్య అర్ధమాసస్య రాత్రయ అర్ధమాసస్యేత్యర్ధమాసస్య రాత్రయోర్ధమాసశః అర్ధమాసశః సంవత్సరః అర్ధమాసశేత్యర్ధమాసశః సంవత్సర ఆప్యతే సంవత్సర ఇది సంవత్సర ఆప్యతే తస్మాం తాసాం త్రీణి త్రీణి చశతాని శతాని షష్ఠి షష్ఠిశ్చాక్షరాణి అక్షరాణి తావతీ తావతీ సంవత్సరస్య సంవత్సరస్య రాత్రయ సంవత్సరస్యేతి సంవత్సరస్య రాత్రయోక్షరశ అక్షరశ ఏవ అక్షరశ ఇత్యక్షరశ సంవత్సరం సంవత్సరమానోతి సంవత్సరమితి సంవత్సరం ఆప్నోతి నృమేధ నృమేధశ్చ నృమేధరి నృమేధ చ పరుక్షేప పరుక్షేప్రహ్మవాద్యం బ్రహ్మవాద్యమవేత బ్రహ్మవాద్యమితి బ్రహ్మవాద్యం అవదేతమస్మిన్ అస్మిందారౌ దానావార్ద్రే ఆర్ద్రే అగ్నిజనజావ జనజావయతరో నౌ నౌ బ్రహ్మీయాన్ బ్రహ్మీయానితి నృమేధ నృమేధోభి ప్రమేధ ఇది నృమేధ అభ్యవదత్ అవదత్స తూమం ధూమజనయత్ అజనయత్ పరుక్షేప పరుక్షేపోభి అభ్యవదత్ అవదత్స సోగ్ని అగ్నిమజనయత్ అజనయృషే ఋషయతి ఇత్యబ్రవీద్ అబ్రవీద్యత్సమావత్ సమావద్విద్వ్వకథా కథాత్వం త్వమగ్ని అగ్నిమజీజన అజీజనో నాహం అహమితి ఇది సామిధేనీనా సామిధేనీనామే సామిధేనీనామితి సాధేనీనాహం ఏవాహం అహం వర్ణం వర్ణం వేద వేదేతి ఇత్యబ్రవీద్ అబ్రవీద్యత్ యద్ఘృతవత్ ఘృతవత్ పదం ఘృతవదితి ఘృతావత్ పదమనోచ్యతే అనోచ్యతే సహ అనోచ్యతీక్షణో ఉచ్యతే స ఆసాం ఆసాం వర్ణ వర్ణస్తం సంద్వారా ఆ సమిద్ధి సమిద్భిరంగిర సమిద్భిరితి సమితి అంగిరీ ఇత్యాహ ఆ సామిధేనీషు సామిధేనీష్వేవ సామిధేనీష్విది సాధేనీషు ఏ తత్ తజ్యోతి జ్యోతిర్జనయతి జనయతి స్త్రియ స్త్రియస్తేన తేన యత్చ స్త్రియ స్త్రియస్తేన తేన యత్గాయత్రియ గాయత్రియ స్త్రియ స్త్రియస్తేన తేన యత్సామిధేన్య సామిధేన్యో వృషణ్వతీ సామిధేన్యైతి సాం విధేన్య వృషణ్వతీమను వృషణ్వతీమితి వృషణ్వతీ అన్వాహ ఆహతేన తేన పుగ్గుస్వతీ పుగ్గుస్వతీస్తేన తేన సేంద్రాహ సేంద్రాస్తేన తేంద్రా ఇది సా ఇంద్రా తేన మిథునా మిథునా అగ్ని అగ్నిర్దేవానా దేవానా దూత దూత ఆసీత్ ఆసీదృశనా ఋషనా కావ్య కావ్యోసరానా అసురాణ తౌ తౌ ప్రజాపతి ప్రజాపతి ప్రశ్నం ప్రజాపతిమితి ప్రజాపతి ప్రశ్నమేతా ఏతాగుంస స ప్రజాపతి ప్రజాపతిరగ్ని ప్రజాపతిమితి ప్రజాపతి అగ్ని దూతం దూతం వృణీమహే వృణీమహ ఇది అభిపర్యావర్తత పర్యావర్తత పర్యావర్తతేది పరి ఆవర్తత తో దేవా దేవా అభవన్ అభవన్వరాసురాం విదుష విదుషోగ్ం అగ్నిం దూతం దూతం వృణీమహే వృణీమహరి ఇన్వాహ అన్వాహవతి అన్వాహేత్యనువాహ భవత్యాత్మనా ఆత్మనాపరా పరా అస అస్ భ్రాతృవ్య భ్రాతృవ్యోతి భవత్యద్ధరవతీ అద్ధరవతీమనో అద్ధరవతీమిధరావతీ అన్వాహ ఆహద్భ్రాతృవ్యం భ్రాతృవ్యమే ఏతయా ఏతయాధ్వరతి ధరతి శోచిష్కేశ శోచిష్కేశస్తం శోచిష్కేశ ఇది శోచి కేశ తమీమహే ఈమహ ఇది ఇత్యాహ ఆహ పవిత్రం పవిత్రమే ఏతత్ ఏతద్యజమానం యజమానమే ఏతయా ఏతయా పవయతి పవయతి సమిద్ధ సమిద్ధో అగ్నే సమిద్ధరి సాధ అగ్నాహుత ఆహుతేతి ఆహుతేత్యాహుత ఇత్యాహ ఆహ పరిధి పరిధిమే పరిధిమితి పరిధిం ఏతం ఏతం పరి ప్రజధారి తాత్యస్కందాయ అస్కందాయత్ తత ఊర్ధ్వం ఊర్ధ్వమభ్యాద్యాద్ అభ్యాదభ్యాద్యథా అభ్యాదభ్యాదిత్యభి ఆదభ్యాద్ యథా బహిష్పరిధి బహిష్పరిధి స్కందది బహిష్పరిధీతి బహి పరిధి స్కందది తాదృగ తాదృగేవ తత్త్రయ త్రయో వై వా అగ్నయ అగ్నయో హవ్యవాహన అవ్యవాహనో దేవానా అవ్యవాహన ఇది హవ్యవాహన దేవానాగవ్యవాహన అవ్యవాహనస్తృణా అవ్యవాహన ఇది కవ్యవాహన దృఢాగం సహరక్షా సహరక్షా అసురాణ సహరక్షా ఇది సహరక్షా అసురాణం తే అదేతర్హి ఏతర్హ్యా ఆ శకంసంతే శకంసంతే మాం మాం వరిష్యతే వరిష్యతే మాం మామితి ఇది వృణీధ్వం వృణీధ్వగం హవ్యవాహనం అవ్యవాహనమిది అవ్యవాహనమిది హవ్యవాహనం ఇత్యాహ ఆహయ ఏవ దేవానాహం దేవానాంతం తం వృణీతే వృణీత ఆరుషేయం ఆరుషేయం వృణీతే వృణీతే బంధో బంధోరేవ ఏవ నైతి ఏత్యథో అథో సంతప్త్యై అథో ఇత్యథో సంతత్యై పరస్తాత్ సంతత్యా ఇది సంతత్యై పరస్తాదర్వాచ అర్వాచో వృణీతే వృణీతే తస్మాత్ తస్మాత్ పరస్తాత్ పరస్తాదర్వాంచ అర్వాంచోమనుష్యాన్ మనుష్యాన్ పితర పితరోను అను ప్రపిపతే పిపత ఇది పిపతే అగ్నే మహాన్ మహాగుంపసి అసీతి ఇత్యాహ ఆహ మహాన్ మహాణి ఏషయత్దగ్ని అగ్నిర్బ్రాహ్మణ బ్రాహ్మణేతి ఇత్యాహ ఆహ బ్రాహ్మణ బ్రాహ్మణో హి ఏష భారత భారతేతి ఇత్యాహ ఆహైష ఏష హి హి దేవేభ్యో హవ్యం హవ్యం భరతి భరతి దేవేభ్యేభ్యేభ్యి దేవ ఇద్ధ ఇత్యాహ ఆహ దేవా దేవా హి ఏతమ్ ఏతమైంధత ఐంధతమన్విద్ధ మన్విద్ధరితి మన్విద్ధరితి మనో ఇద్ధ ఇత్యాహ ఆహ మను మనుర్హి హ్యేతమ్ ఏతముత్తర ఉత్తరో దేవేభ్య ఉత్తరరిత్యుతర దేవేభ్య ఐంధ ఐంధరిషిష్ట రిషిష్ట ఇది రిషిష్టతీస్తు ఇత్యాహ ఆహ ఋషయ ఋషయో హి హ్యేతమ్ ఏదమస్తువన్ అస్తువన్ విప్రానుమజిత విప్రానుమజితరి విప్రానుమజితరి విప్రానుమజిత ఇత్యాహ ఆహ విప్రాహ విప్రాహి హ్యేతే ఏతేత్ యశ్రువాగుంస శుశ్రువాగుంస కవిశస్త కవిశస్త్రీ కవిశస్త్రీ కవిశస్త్ర ఇత్యాహ ఆహ కవయ కవయో హి హ్యేతే ఏతేత్ యశ్రువాగుంస శుశ్రువాగుంసో బ్రహ్మసగుంసి బ్రహ్మసగుంసితరి బ్రహ్మసగుంసితరి బ్రహ్మసగుంసి ఇత్యాహ ఆహ బ్రహ్మసగుంసి బ్రహ్మసగుంసితో హి బ్రహ్మసగుంసితరి బ్రహ్మసగుంసి కేష ఘృతాహవన ఘృతాహవన ఇది ఘృతాహవన ఇది ఘృత ఆహవన ఇత్యాహ ఆహ ఘృతాహుతి ఘృతాహుతిరి ఘృతాహుతిరికి ఘృత ఆహుతి అస్య ప్రియతమా ప్రియతమా ప్రణీ ప్రియతమేది ప్రియతమా ప్రణీర్యజ్ఞానా ప్రణీరి ప్రాణీ యజ్ఞానామితి ఇత్యాహ ఆహ ప్రణీ ప్రణీరి ప్రణీరి ప్రాణీ ఏష ఏష యజ్ఞానా యజ్ఞానాగం రథీ రథీరధ్వరాణా అధ్వరాణమితి ఇత్యాహ ఆహైష ఏష హి ఇదేవరథ దేవరథోదూర్త దేవరథ ఇది దేవరథ అదూర్తో హోత హోతేతి ఇత్యాహ ఆహన నహి ఏతమ్ ఏతమ్ కహ కశ్చన చన తరతి తరచి తూర్ణి తూర్ణిరహ వ్యవాట్ హవ్యవాడితి హవ్యవాడితి హవ్యావాడ్ ఇత్యాహ ఆహ సర్వం సర్వగం హి ఏష ఏష తరతి తరత్యాస్పాత్రం ఆస్పాత్రం జుహో జుహోర్దేవానా దేవానామితి ఇత్యాహ ఆహ జుహూ జుహూర్హి ఏష ఏష దేవానా దేవానా శమస శమసో దేవపాన దేవపాన ఇది దేవపాన ఇది దేవపాన ఇత్యాహ ఆహ శమస శమసో హి ఏష ఏష దేవపాన దేవపానోరాన్ దేవపాన ఇది దేవపాన అరాగం ఇవ ఇవాగ్నే అగ్నే నేమి నేమిర్దేవాన్ దేవాగస్వం త్వం పరిభూ పరిభూరసి పరిభూరితి పరిభూ అసీతి ఇత్యాహ ఆహ దేవాన్ దేవాన్ హి ఏష ఏష పరిభూ పరిభూర్యత్ పరిభూరితి పరిభూ యద్బ్రూయాత్ బ్రూయాదా ఆవహ వహ దేవాన్ దేవాన్ దేవయతే దేవయతే యజమానాయ దేవయత ఇది దేవయతే యజమానాయేతి ఇది భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మై అస్మై జనయేత్ జనయేదా ఆవహ వహ దేవాన్ దేవాన్ యజమానాయ యజమానాయేతి ఇత్యాహ ఆహ యజమానం యజమానమేవ ఏవైతేన ఏతేన వర్ధయతి వర్ధయత్వజ్ఞం అగ్నిమగ్నే అగ్న ఆవహ వహ సోమం సోమమా ఆవహ వహేతి ఇత్యాహ ఆహ దేవతాః దేవతా ఏవ ఏవత్ తద్యథా పూర్వం యథా పూర్వము యథా పూర్వమితి యథా పూర్వం ఉపహ్వయతే హ్వయత ఆ చ అగ్నే దేవాన్ దేవానువః వః సుయజాః సుయజా చ సుయజేతి సూయజాః సయజ యజజాతవేదః జాతవేద ఇతి జాతవేద ఇతి జాతవేదః ఇత్యాహ అగ్నిమ్ అగ్నిమేవ ఏవ తత్ తత్సం సగ్గ్రిష్యతి శ్యతికః సోఅస్య అస్య సగుంషితః సగుంషితో దేవేభ్యః సగుంషిత ఇతి సాంషితః దేవేభ్యో హవ్యం హవ్యం వహతి వహత్యగ్నిః అగ్నిర్హోతాః హోతేతి ఇత్యాహ ఆహాగ్నిః అగ్నిర్వై వై దేవానాహం దేవానాగం హోతాః హోతాయః ఏవ దేవానాహం దేవానాగం హోతాః హోతాతం సంవృణీతే వృణీతే స్మ స్మో వయమ్ వయమితి ఇత్యాహ ఆహాత్మానం ఆత్మానమేవ ఏవ సత్వం సత్వం గమయతి సత్వమితి సత్వం గమయతి సాధు సాధుతే యజమాన యజమానదేవత దేవతేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాహాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తేయత్ యద్బ్రూయాద్ బ్రూయాద్యః యో అగ్నిమ్ అగ్నిగుం హోతారం హోతారమవృథాః అవృథా ఇతి ఇత్యగ్నినాః అగ్నినో భయతః ఉభయతో యజమానం యజమానం పరి పరిగృహీయాత్ గృహీయాత్ ప్రమాయుతః ప్రమాయుత సత్ ప్రమాయుకైతి ప్రామాయుడ సద్యజమానదేవత్యాజమానదేవత్యాజమానదేవత్యేతి యజమానదేవత్యా వై జుహోర్భ్రాతృవ్యదేవత్యా భ్రాతృవ్యదేవత్యోపభృత్ భ్రాతృవ్యదేవత్యేతి భ్రాతృవ్యా దేవత్యా ఉపభృజ్యత్ ఉపభృజిత్యుపభృత్ యద్వే ద్వే ఇవ ద్వే ఇది ద్వే ఇవ బ్రూయాద్ బ్రూయాద్భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మై అస్మై జనయేత్ వినయన్ ఘతవతీ ఘతవతీమధ్వర్యో ఘతవతీమితి ఘతావతీ అధ్వర్యో సుతం అధ్వర్యో ఇత్యధ్వర్యో సుతమా ఆస్యస్వ అస్యస్వేతి ఇత్యాహ ఆహయజమానం యజమానమేవ ఏవైతేన ఏతేన వర్ధయతి వర్ధయతి దేవాయువం ఏ వాయువమితి ఏ వాయువమితి దేవాయువం ఇత్యాహ ఆహ దేవాన్ దేవాన్ హి యేషా ఏషావతి అవతి విశ్వవారా విశ్వవారామితి విశ్వవారామితి విశ్వవారాం ఇత్యాహ ఆహ విశ్వం విశ్వగం హి యేషా ఏషావతి అవతీడామహి ఈడామహి దేవాన్ దేవాగం ఏడేన్యాన్ ఏడేన్యాన్ నమస్యామ నమస్యామ నమస్యాన్ నమస్యాన్ యజామ యజామ యజ్ఞాన్ యజ్ఞాది ఇత్యాహ ఆహ మనుష్యా ఆహ మనుష్యాభి వా ఈడేన్యాహ ఈడేన్యాహ పితర పితరో నమస్యాహ నమస్యా దేవాహ దేవాయజ్ఞాహ యజ్ఞా దేవతాహ దేవత తద్యథా భాగం యథాభాగం యజతి యథాభాగమితి యథాభాగం యజతీతి యజతి త్రిగస్త్రచార త్రిచారదు అనుబ్రూయాద్ బ్రూయాద్రాజన్యస్య రాజన్యస్య త్రయః త్రయో వై వా అన్యే అన్యే రాజన్యాత్ రాజన్యాత్ పురుషాః పురుషా బ్రాహ్మణః బ్రాహ్మణో వైశ్యః వైశ్యశూద్రః శూద్రస్తాన్ తామేవ ఏవాస్మై అస్మానుకాన్ అనుకాన్ కరోతి అనుకానిత్యనుకాన్ కరోతి పంచదశ పంచదశాను పంచదశేది పంచదశ అనుబ్రూయాద్ బ్రూయాద్రాజన్యస్య రాజన్యస్య పంచదశ పంచదశో వై పంచదశ ఇది పంచదశ వైరాజన్యః రాజన్యస్వే స్వేవ ఏవైనం ఏనగ్స్తోమే స్తోమే ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి త్రిష్టుభాః త్రిష్టుభా పరి పరిదధ్యాత్ దధ్యాదింద్రియం ఇంద్రియం వై వై త్రిష్టుక్ త్రిష్టుగింద్రియకామః ఇంద్రియకామః ఖలు ఇంద్రియకామైతి ఇంద్రియకామః ఖలు వై వైరాజన్యః రాజన్యో యజతే యజతే త్రిష్టుభాః త్రిష్టుభైవ ఏవాస్మై అస్మా ఇంద్రియం ఇంద్రియం పరి పరిగృహాతి గృహాది యది యది కామయేత కామయేత బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమస్తు బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అస్తి ఇది గాయత్ర్యా గాయత్ర్యా పరి పరిదధ్యాత్ దధ్యాద్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం వై బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం వై గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ఏవతి భవతి సప్తదశ సప్తదశాను సప్తదశేపి సప్తాదశ అనుబ్రూయాద్ బ్రూయాద్వైశ్య వైశ్య సప్తదశ సప్తదశో వై సప్తదశమితి సప్తాదశ వై వైశ్య వైశ్యస్వే స్వేవ ఏదైనం స్తోమే స్తోమే ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి జగత్యా జగత్యా పరి పరిద్యాజ్జాగత జాగత వై వై పశవ పశవ పశుకామ పశుకామ ఖలు పశుకామతి పశుకామ ఖలు వై వై వైశ్య వైశ్యో యజతే యజతే జగత్యా జగత్యైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ పరి పరిగృహాది గృహాత్యేక విపుంసం ఏక విపుంసతి మనో ఏక విపుంసతిమిత్యేకా విపుంసతి మనం బ్రూయాత్ బ్రూయాత్ ప్రతిష్టాకామస్ ప్రతిష్టాకామస్యైక విపుంస ప్రతిష్టాకామస్యేది ప్రతిష్టాకామస్ ఏక విపుంస స్తోమానాం ఏక విపుంస ఇత్యేకా విపుంస స్తోమానాం ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠేది ప్రతిష్ట ప్రతిష్ఠిత్యై చతుర్విపుంసతి ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై చతుర్విపుంసతి మనో చతుర్విపుంసతిమితి చతుర్భో విపుంసతి అనుబ్రూయాత్ బ్రూయాద్ బ్రహ్మవర్చసకామస్ బ్రహ్మవర్చసకామస్ చతుర్విపుంసత్యక్షరా బ్రహ్మవర్చసకామస్యేది బ్రహ్మవర్చసకామస్ చతుర్విపుంసత్యక్షరా గాయత్రీ చతుర్విపుంసత్యక్షరేతి చతుర్విపుంసతి అక్షరా గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్రియా బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం గాయత్రియైవ ఏవాస్మై అస్మై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అవరుంధే రుంధే త్రిగుంశతం త్రిగుంశతమనో అనుబ్రూయాద్ బ్రూయాదన్నకామస్య అన్నకామస్ త్రిగుంశదక్షరా అన్నకామస్యేత్యన్నకామస్ త్రిగుంశదక్షరా విరాట్ త్రిగుంశదక్షరేది త్రిగుంశద అక్షరా విరాడన్నం విరాడి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడి వీరాట్ విరాజ ఇవ విరాజేతి వీరాజా ఏవాస్మై అస్మాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిన్నాద్యం అవరుంధే రుంధే ద్వాత్రిగుంశతం ద్వాత్రిగుంశతమో అనుబ్రూయాద్ బ్రూయాద్ ప్రతిష్టాకామస్య ప్రతిష్టాకామస్య ద్వాత్రిగుంశదక్షరా ప్రతిష్టాకామస్యేది ప్రతిష్టాకామస్య ద్వాత్రిగుంశదక్షరా నష్టుగ ద్వాత్రిగుంశదక్షరేది ద్వాత్రిగుంశదే అక్షరా అనుష్ృగ నష్ృగ్ అనుష్ృగిమస్తుగ్ అనుష్ృందసాం అనుష్ృగిమస్తుగ్ ఛందసాం ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠేది ప్రతిష్ట ప్రతిష్ఠిత్యై షత్రిగుంశతం ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై షట్రిగుంశతమం షట్రిగుంశతమితి షట్ త్రిగుంశతం అనుబ్రూయాద్ బ్రూయాద్ పశుకామస్ పశురామస్ షట్రిగుంశదక్షరా పశుకామస్యేది పశుకామస్ షట్రిగుంశదక్షరా బృహతి షట్రిగుంశదక్షరే షట్రిగుంశదక్షరా బృహతీ బార్హతా బార్హతా పశవ పశవో బృహత్యా బృహత్యైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే చతుశ్చత్వారివింశతం చతుశ్చత్వారివింశతమనో చతుశ్చత్వారివింశతమితి చతుర్చత్వారివింశతం అదనబ్రూయాద్ బ్రూయాదింద్రియకామస్య ఇంద్రియకామస్ చతుశ్చత్వారివింశదక్షరా ఇంద్రియకామస్యేది ఇంద్రియకామస్ చతుశ్చత్వారివింశదక్షరా త్రిష్టగ చతుశ్చత్వారివింశదక్షరే చతుశ్చత్వారివింశద అక్షరా త్రిష్టుగింద్రియం ఇంద్రియం త్రిష్టప్ త్రిష్టు త్రిష్టుభా త్రిష్టుభైవ ఏవాస్మై అస్మాదింద్రియం ఇంద్రియమవ అవరుంధే రుంధే అష్టాచత్వారివింశతం అష్టాచత్వారివింశతమనో అష్టాచత్వారివింశతమిత్యష్టాచత్వారివింశతం అనుబ్రూయాద్ బ్రూయాద్ పశుకామస్ పశురామస్యాష్టాచత్వారివింశదక్షరా పశుకామస్యేతి పశుకామస్య అష్టాచత్వారివింశదక్షరా జగతి అష్టాచత్వారివింశదక్షరేత్యష్టాచత్వారివింశదక్షరా జగతి జాగత జాగత పశవ పశవ జగత్యా జగత్యైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే సర్వాణి సర్వాణి ఛందాగుంసి ఛందాగస్యనో అనుబ్రూయాద్ బ్రూయాద్ బహుయాజిన బహుయాజిన సర్వాణి బహుయాజిన ఇది బహుయాజిన సర్వాణి వై వాతస్య ఏతస్య ఛందాగుంసి ఛందాగస్యవరుద్ధాని అవరుద్ధాని యః అవరుద్ధాని చవరుద్ధాని బహుయాజీ బహుయాజ్య పరిమితం బహుయాజీతి బహుయాజీ అపరిమితమును అపరిమితమిత్యపరిమితం అనుబ్రూయాద్ బ్రూయాదపరిమితస్య అపరిమితస్యావరుద్ధి అపరిమితస్యేత్యపరిమితస్య అవరుద్ధ్యావరుద్ధి నివీతం మనుష్యాణాం నివీతమిది నేవీతం మనుష్యాణాం ప్రాచీనావీతం ప్రాచీనావీతం పితృణాం ప్రాచీనావీతమిది ప్రాచీన ఆవీతం పితృణముపవీతం ఉపవీతం దేవానాం ఉపవీతమిత్యుపవీతం దేవానాముప ఉపగ్రీయతే గ్రీయతే దేవలక్ష్మం దేవలక్ష్మమే దేవలక్ష్మమితి దేవలక్ష్మం ఏ తత్కరుతే కృతే తిష్టన్ తిష్టన్ నను అన్వాహ ఆహతిష్టన్ తిష్టన్ హి చాశ్రుతరం ఆశ్రుతరం వదవి ఆశ్రుతరమిశ్రుతాతరం వదతి తిష్టన్ తిష్టన్ నను అన్వాహ ఆహ సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ సువహాగస్ లోకస్భిజిత్యై అభిజిత్యా ఆసీన అభిజిత్యాభిజిత్యై ఆసీనో నిజతి నిజత్యస్మిన్ అస్మిన్నేవ ఏవ లోకే లోకే ప్రతి ప్రతిష్టతి తిష్టతి యత్క్రౌంచం క్రౌంచమన్వాహ అన్వాహాసురం అన్వాహేత్యను ఆహ ఆసురం తత్ తద్యత్ యన్మంద్రం మంద్రం మానుషం మానుషం తత్ తద్యత్ ఇదంతరా అంతరాగత్ తత్సదేవం సదేవమంతరా సదేవమితి సదేవం అంతరానోచ్యం అనోచ్యకం సదేవత్వాయ అనోచ్యమిత్యనోచ్యం సదేవత్వాయ విద్వాగుంస సదేవత్వాయేతి సదేవాయ విద్వాగుంసో వై వై పురా పురా హోతార హోతారో భూవన్ భూవన్ తస్మాత్ తస్మాద్విధృతా విధృతా అధ్వాన విధృతా విధృతా అధ్వానో భూవన్ అభూవన్ నపంథాన పంథానస్సం సమరుక్షన్ అరుక్షన్నంతర్వేది అంతర్వేద్యన్య అంతర్వేదీంత వేది అన్యపాద పాదో భవతి భవతి బహిర్వేది బహిర్వేద్యన్య బహిర్వేదీతి బహి వేది అన్యోథ తథాను అన్వాహ ఆహాధ్వనా అధ్వనాం విధృత్తి విధృత్తి పథాం విధృత్యాధృత్తి పథామసగుంరోహాయ అసగుంరోహాయాసో అసగుంరోహాయేత్యసం రోహాయ అథో భూతం అథో ఇత్యథో భూతం చైవ ఏ భవిష్యత్ భవిష్యత్ చావ అవరుంధే రుంధేతో అథో పరిమితం అథో విత్తో పరిమితం చ పరిమితమితి పరిమితం చైవ ఏవాపరిమితం అపరిమితం చ అపరిమితమిత్యపరిమితం చావ అవరుంధే రుంధేతో అథో గ్రామ్యాన్ అథో విత్తో గ్రామ్యాగిశ్చ చైవ ఏవ పశూన్ పశూనారణ్యాన్ ఆరణ్యాగిశ్చ చావ అవరుంధే రుంధేతో అథో దేవోకం అథో ఇథో దేవోకం దేవోకమితి దేవోకం చైవ ఏ మనుష్యలోకం మనుష్యలోకం చ మనుష్యలోకమితి మనుష్యాలోకం సాభి అభిజయతి జయతి దేవా వై సామిధేనీ సామిధేనీరనోచ్య సామిధేనీరితి సాం ధేనీ అనోచ్యయజ్ఞం అనోచ్యేత్యనోచ్య యజ్ఞం నాను అన్వపశ్యన్ అపశ్యాం సహ స ప్రజాపతి ప్రజాపతిస్తూష్ణీం ప్రజాపతి ప్రజాపతి తూష్ణీమాఘారం ఆఘారమా ఆఘారమిత్యాఘారం ఆఘారయత్ అఘారయత్త తో వై వై దేవా దేవాయజ్ఞం యజ్ఞమను అన్వపశ్యన్ అపశ్యమయత్ యత్తూష్ణీం తూష్ణీమాఘారం ఆఘారమాఘారయతి ఆఘారమిత్యాఘారం ఆధారయతి యజ్ఞస్య ఆధారయతీత్యాఘారయతి యజ్ఞస్యానుఖ్యాత్యై అనుఖ్యాత్యా అథో అనుఖ్యాత్యానుఖ్యాత్యై అథో సామిధేనీ అథో ఇత్యథో సామిధేనీరేవ సామిధేనీరితి సామిధేనీ ఏవాధి అభ్యనక్తి అనక్తిలోక్ష అలోక్షో భవతి భవతి యః ఏవం ఏవం వేద వేదాథో అథో తర్పయతి అథో ఇత్యథో తర్పయత్యేవ ఏవైనాహ ఏనాస్తృప్యతి తృప్యతి ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయా పశుభిర్యః పశుభిరితి పశుభిః ఏవం ఏవం వేద వేదయత్ ఏకయా ఏకయాఘారయేత్ ఆఘారయేదేకాం ఆఘారయేదిత్యాఘారయేత్ ఏకాం ప్రేణీయాత్ ప్రేణీయాద్యత్ యద్వాభ్యాం ద్వాభ్యాం ద్వే ద్వే ప్రేణీయాత్ ద్వే ఇది ద్వే ప్రేణీయాద్యత్ యత్తిసృభిః తిసృభిరతి తిసృభిరితి తిసృభిః అతిపత్ తద్రేచయేత్ రేచయేన్మనసా మనసా ఆఘారయతి ఘారయతి మనసా మనసా హి శనాత్మ అనాత్మమాప్యతే ఆప్యతే త్రియంచం త్రియంచమా ఆఘారయతి ఘారయతి అసంవత్కారం అసంవత్కారం వాక్ అసంవత్కారమిత్యసంవత్కారం వాక్చ చ మనః మనశ్చ ఆర్కీయేతాహం ఆర్కీయేతామహం అహం దేవేభ్యః దేవేభ్యో హవ్యం సవ్యం వహామి వహామీతి వాగ్ వాగబ్రవీద్ అబ్రవీదహం అహం దేవేభ్యేభ్యేతి మన మనస్తౌ తౌ ప్రజాపతిం ప్రజాపతిం ప్రశ్నం ప్రజాపతిమితి ప్రజాపతిం ప్రశ్నమైతాం ఏకాగుంస సోబ్రవీద్ అబ్రవీత్ ప్రజాపతి ప్రజాపతిర్దూతీ ప్రజాపతిమితి ప్రజాపతి దూతీరేవ ఏం తమ్ మనస మధోసి అసీయత్ యద్ధి మనసా మనసా ధ్యాయతి ధ్యాయతివత్ తద్వాచా వాచా వదతి వదతీతి తత్ తత్ఖలు ఖలు తుభ్యం తుభ్యం నవాచా వాచాజుభవన్ జుభవన్నితి ఇత్యబ్రవీద్ అబ్రవీత్ తస్మాత్ తస్మాన్మనసా మనసా ప్రజాపతయే ప్రజాపతయే జుహ్వతి ప్రజాపతి ప్రజాపతే జుహ్వతి మన మన ఇవ వరహి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్తీ ప్రజాపతి ప్రజాపతే ఆప్తీ పరిధీన్ పరిధీన్ సమ్ పరిధీన్ పరిధీన్ సమ్మాష్టి మాష్టి పునాది నాత్యేవైనాన్ ఏనాంత్రి త్రిర్మధ్యమం మధ్యమం త్రయ త్రయో వై వై ప్రాణా ప్రాణాస్ప్రాణాన్ ప్రాణాది ప్రాణా ప్రాణానే ప్రాణాది ప్రాణాన్ ఏవాభి అభిజయతి ప్రయతిత్రి దక్షిణార్ధ్యం దక్షిణార్ధ్యం త్రయ దక్షిణార్ధ్యమితి దక్షిణార్ధ్యం త్రయ ఇమే ఇమే లోకా లోకాన్ ఇమానేవోకాన్ లోకానభి అభిజయతి ప్రయతిత్రి త్రివృత్తరార్ధ్యం ఉత్తరార్ధ్యం త్రయ ఉత్తరార్ధ్యమిత్యుత్తరార్ధ్యం త్రయో వై వై దేవయానా దేవయానా స్పంథాన దేవయానా ఇతి దేవయానా స్పంథానస్తాన్ తానేవ ఏవాభి అభిజయతి దేవిత్రి త్రివుప ఉపవాజయతి వాజయతి త్రయ త్రయో వై వై దేవలోకా దేవలోకా దేవలోకాన్ దేవలోకాది దేవలోకా దేవలోకానేవ దేవలోకానికి దేవలోకాన్ ఏవాభి అభిజయతి ఏది ద్వాదశ ద్వాదశం సంపద్యంతే పద్యంతే ద్వాదశ ద్వాదశమాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సరం సంవత్సర ఇది సంవత్సర సంవత్సరమే సంవత్సరమిది సంవత్సరం నే ప్రేణాది ప్రేణాసో అథో సంవత్సరం అసో ఇసో సంవత్సరమే సంవత్సరమితి సంవత్సరం ఏవాస్మై అస్మాప ఉపదాది దాది సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ సువహారస్ లోకస్ సమష్ై సమష్యాఘారం సమష్యాది సమ్ అష్టై ఆఘారమా ఆఘారమిఘారం ఆఘారయతి ధారయతి తిర తిర ఇవ ఇవ వై వై సువర్గ సువర్గో లోక సువర్గరి సువహాగ లోకస్సువర్గం సువర్గమే సువర్గమితి సువహాగం ఏవాస్మై అస్మై లోకం లోకం ప్రరోచయతి రోచయత్రిజుం ఋజుమా ఆఘారయతి ధారయత్రిజు ఋజురివ ఇవ హి హి ప్రాణ ప్రాణ సంతతం ప్రాణ ఇది ప్రాణ సంతతమా సంతతమితి సంతతం ఆఘారయతి ధారయతి ప్రాణానా ప్రాణానామన్నాద్యస్ ప్రాణానామితి ప్రాణానా అన్నాద్యస్ సంతత్యై అన్నాద్యేత్యన్న అద్యస్ సంతత్యా అథో సంతత్యామితి సంతత్యై అథో రక్షసాం అథోరిత్యథో రక్షసామపహత్యై అపహత్యయ్యం అపహత్యాపహత్యై యం కామయేత కామయేత ప్రమాయుత ప్రమాయుత సార్ ప్రమాయుతై ప్రమాయుత సారితి ఇది జింహం జింహం తస్యాధారయేత్ ప్రాణం ప్రాణమే ప్రాణమితి ప్రాణం ఏవాస్మాత్ అస్మాజ్జింహం జింహం నయతి నయతి కాజక్ కాజక్ ప్రమీయతే మీయతే శిర శిరో వై వాతద్యజ్ఞాఘార ఆఘార ఆత్మా ఆఘార ఇత్యాఘార ఆత్మా ధ్రువ ధ్రువాఘారం ఆఘారమాఘార్య ఆఘారమిఘారం ఆఘార్యధ్రువా ఆఘార్యేత్యాఘార్య ధ్రువాగుంసం సమనక్తి అనక్త్యాత్మన్ ఆత్మన్నే ఏయ యజ్ఞిర శిరస్వతి ప్రతి దాది దాత్యగ్ని అగ్నిర్దేవానా దేవానా దూత దూత ఆసీత్ ఆసీద్వైద్య దైవ్యోసురాణ అసురాణ తౌ ప్రజాపతిం ప్రజాపతిం ప్రశ్నం ప్రజాపతిమిది ప్రజాపతి ప్రశ్నమైతా ఐతాంస స ప్రజాపతి ప్రజాపతిర్బ్రాహ్మణం ప్రజాపతిరితి ప్రజాపతి బ్రాహ్మణమబ్రవీర్ అబ్రవీదేతద్వి విబ్రూహి బ్రూహీతి ఇత్యా ఆశ్రావయ శ్రావయేతి ఇదం ఇదం దేవా దేవాశృణత శృణతేతి వావ వావత తదబ్రవీర్ అబ్రవీదగ్ని అగ్నిర్దేవ దేవో హోతా హోతేతి దేవానా దేవానా తమవృణీత అవృణీత తో దేవా దేవా అభవన్ అభవన్ పరా పరాసురాసురాయం విదుష విదుష ప్రవరం ప్రవరం ప్రవృణతే ప్రవరమిది ప్రవరం ప్రవృణతే భవతి ప్రవృణతమిది ప్రవృణతే భవత్యాత్మన ఆత్మనా పరా పరా అస్య భ్రాతవ్య భ్రాతవ్యో భవతి భవతి యద్బ్రాహ్మణ బ్రాహ్మణశ్చ చాబ్రాహ్మణ అబ్రాహ్మణశ్చ ప్రశ్నం ప్రశ్నమేయాతాహం బ్రాహ్మణాయ ఏజాతామిత్యాతాహం బ్రాహ్మణాయాభిబ్రూయాద్ బ్రూయాద్వివ యద్బ్రాహ్మణాయ బ్రాహ్మణాయాధ్యాహాత్మనే అధ్యాహేత్యభీతాహ ఆత్మనేభి అధ్యాహ ఆహయద్బ్రాహ్మణం బ్రాహ్మణం పరాహ పరాహాత్మానం పరాహేతి పరాహ ఆత్మానం పరాహ పరాహ ఆహ తస్మాత్ తస్మాద్బ్రాహ్మణ బ్రాహ్మణో నరోచ్య పరోచ్యది పరా ఉచ్య ఆయుష్టే త ఆయుర్దా ఆయుర్దా అగ్నే ఆయుర్దా ఇత్యాయుర్దా అగ్న ఆప్యాయస్వ సాయసు సంతే రమతే తే హేడ హేడవుత్ తదుత్తమం ఉత్తమం ప్ర ఉత్తమమిత్రుతమం ప్రణ నో దేవీ దేవ్యా ఆన నో దివ ఇవోగ్నా విష్ణు అగ్నా విష్ణు అగ్నా విష్ణు అగ్నా విష్ణు ఇత్యగ్నా విష్ణు అగ్నా విష్ణు ఇమం అగ్నా విష్ణు ఇత్యగ్నా విష్ణు ఇమం మే మే వరుణ వరుణత్ తాజామి యామ్యత్ ఉదు ఉత్యం యం చిత్రం చిత్రమితి చిత్రం అపాన్నపాత్ నపాదా ఆహి హ్యస్థాత్ అస్థాదుపస్థం ఉపస్థం జిహ్మానా ఉపస్థమిత్యుపాస్థం జిహ్మానామూర్ధ్వ ఊర్ధ్వ విద్యుతం విద్యుతం వసాన విద్యుతమితి విద్యుతం వసాన ఇది వసాన తస్యజ్యేష్ఠం జ్యేష్ఠం మహిమానం మహిమానం వహంతీ వహంతీరహిరణ్యవర్ణా హిరణ్యవర్ణా పరి హిరణ్యవర్ణా ఇది హిరణ్యావర్ణా పరియంతి యంతి యస్వీ యస్వీరి యస్వీ సమన్యా అన్యాయంతి యంత్యుప ఉపయంతి యంత్యన్యాన్యాస్తమానం సమానమూర్వం పూర్వం నద్య నద్య పృణంతి పృణంతీతి పృణంతి తము ఊషుచిం శుచిగం శుచయ శుచయోతి దివాగుంసం దివాగుంసమపా అపాన్నపాతం నపాతం పరి పరితస్థు తస్థురాప ఆప ఇప తమస్మేరా అస్మేరా యువతయ యువతయో యువానం యువానం మర్మృజ్యమానా మర్మృజ్యమానా పరి పరియంతి యంత్యాప ఆప ఇప సశుక్రేణ శుక్రేణ శిక్వనా శిక్వనా రేవద్ రేవదగ్ని అగ్నిర్వేదాయ వేదాయ నిఘ్న అనిఘ్నో ఘతనిర్మిక ఘతనిర్మిగప్సు ఘతనిర్మిది ఘతనిర్మిక అప్సిద్యపురసు ఇంద్రావరుణయోరహం ఇంద్రావరుణయోరుచీంద్రావరుణయో అహం సమ్రాజో సమ్రాజోరవ సమ్రాజోరుచి సమ్రాజో అవ ఆవృణే వృణ ఇది వృణే తాన మృడాత వృడాత ఈదృశే ఈదృశ ఇదీదృశే ఇంద్రావరుణాయువం ఇంద్రావరుణేతీంద్రావరుణ యువమధ్వరాజ అధ్వరాజన నో విషే విషేజనాయ జనాయ మహి మహి శర్మ శర్మ యచ్చతం యచ్చతమితి యచ్చతం దీర్ఘప్రయజ్యమతి దీర్ఘప్రయజ్యమితి దీర్ఘప్రయజ్యం అతీయ యోపనుష్యతి మనుష్యతి వయమ్ వయంజయేమ జయేమ వృతనాసు వృతనాసు దూఢ్య దూఢ్యై దూఢ్య కాల నో మిత్రావరుణా మిత్రావరుణా ప్ర మిత్రావరుణేతి మిత్రావరుణా ప్రబాహవా బాహవేతి బాహవా తన్న నో అగ్నే అగ్నే వరుణస్య వరుణస్య విద్వాన్ విద్వాన్ దేవస్య దేవస్య హేడ హేడోవ అవయాసి జ్యేష్ఠా యాసిజ్యేష్ఠాయాసిజ్యేష్ఠాయిష్ఠో వన్యతమ వన్యతమ శోషుజాన వన్యతమతి వన్యతమ శోషుజానో విశ్వా విశ్వాద్వేషాగుంసి ద్వేషాగుంసి ప్ర ప్రముగ్ధి ముగ్ధ్యస్మద్ అస్మదిత్యస్మద్ సత్వం త్వన్న మో అగ్నే అగ్నే వమ అవమో భవ భవోతీ ఊతీ నేదిష్ట నేదిష్టో అస ఉషస ఉషసో వ్యుష్టౌ ద్యుష్టావితి ఉష్టౌ అవయక్ష్వ యక్ష్మణ మో వరుణం వరుణకం నరాణ రణో వీహి వీహి వృడీకం వృడీకమం సుహవ సుహవో న సుహవ ఇది సుహవ నేధి ఏధీత్యేధి ప్రాయం ప్రేది అయమగ్ని అగ్నిర్భరత భరత శృణ్వే శృణ్వేవి విజత్సూర్య సూర్యో నోచతే రోచతే బృహత్ బృహద్భా భావి అభియ యూరం పూర్వం వృతనాసు వృతనాసు తస్థౌ తస్థౌ లీలాయ లీలాయ దైవ్య దైవ్యో అతిథి అతిథి శివ శివో నైతి ప్రతే ఏ రక్షి యక్షి ప్రే త ఇయర్మి ఇయర్మి మన్మ మన్మ భువ భువో యథా యథా వంద్య వంద్యో నో హవేషు హవేషి హవేషు ధన్వన్నివ ఇవ ప్రపా ప్రపాసి ప్రవేతి ప్రాపా అసి త్వం తమగ్నే అగ్నియక్షవే యక్షవే పూరవే పూరవే ప్రత్న ప్రత్నరాజన్ రాజన్ ఇది రాజన్ విపాజసా పాజసావి విజ్యోతిష జ్యోతిషేతి జ్యోతిష సత్వం సమగ్నే అగ్నే ప్రతీకేన ప్రతీకేన ప్రతి ప్రత్యోష ఓష జాతు ధాన్య జాతు ధాన్యమితి జాతు ధాన్య వృక్షయేషు దీద్యత్ వృక్షయేష్విత్యవృక్షయేషు దీద్యతి దీద్యత్ రకం సుప్రతీకం సుప్రతీకం సుదృశం సుప్రతీకమితి సుప్రతీకం సుదృశ్వంచం సుదృశమితి సుదృశం స్వంచముద్వాగుంస అవిద్వాగుంసో విదుష్టరం విదుష్టరగం సపేమ విదుష్టరమితి విదుహోతరం సపేమేతి సపేమ సరేక్షత్ రక్షద్విశ్వా విశ్వాజనాని వజనాని విద్వాన్ విద్వాన్ ప్రహవ్యం హవ్యమగ్ని అవ్యమృతేషు అమృతేషు వోచత్ వోచదితి వోచత్ అగుంభోముచే వివేష అగుంభోముచైత్యగుంహాముచే వివేషయత్ ఎన్మా మావి విన ఇంద్ర ఇంద్రేంద్ర ఇంద్రక్షత్రం క్షత్రమింద్రియాణి ఇంద్రియాణి శతక్రతో శతక్రతో నో శతక్రతో ఇది శతక్రతో అనుతే ఏదాయి దాయీతి దాయి ఓ ద్వితీయకాండే పంచమ ప్రశ్న సమాప్తః